సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 5వ అధ్యాయము 5-1 పంచమ ప్రపాఠకః ప్రథమ ఖండము ప్రాణదేవతా ఉపాసన 5వ అధ్యాయః యో హవై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద జ్యేష్ఠశ్చ హవై శ్రేష్ఠశ్చ భవతి ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ జనవరి 1, 2005 ఓం. యో హవై జ్యేష్ఠం చ శ్రేష్ఠం చ వేద జ్యేష్ఠశ్చ హవై శ్రేష్ఠశ్చ భవతి ప్రాణో వావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ. ఎవరైతే సర్వజ్యేష్ఠమైనది సమస్తమునకు శ్రేష్ఠమైనది తెలుసుకుంటాడో అట్టివాడు అంతటా జ్యేష్ఠుడై శ్రేష్ఠుడై ఉండగలడు. ప్రాణమే సర్వదా జ్యేష్ఠము శ్రేష్ఠము కూడా. యో హవై వసిష్ఠం వేద వసిష్ఠో హస్వానాం భవతి వాగ్వావ వసిష్ఠః జనవరి 2, 2005 రెండు. యో హవై వసిష్ఠం వేద వసిష్ఠో హస్వానాం భవతి వాగ్వావ వసిష్ఠః. ఎవ్వరైతే వసిష్ఠుని మిక్కిలి శ్రేష్ఠుని తెలుసుకొనుచున్నాడో ఆతడు వసిష్ఠుడే అందరిలో శ్రేష్ఠుడు అగుచున్నాడు. వాక్యే వసిష్ఠము. యో హవై ప్రతిష్టాం వేద ప్రతి హతిష్ట్యస్మిక్శ్చ లోకేముష్మిశ్చ చక్షుర్వావ ప్రతిష్ఠ జనవరి 3, 2005 మూడు. యో హవై ప్రతిష్టాం వేద ప్రతి హతిష్ఠతి అస్మింశ్చ లోకే అముష్మింశ్చ చక్షుర్వావ ప్రతిష్ఠ. ఎవ్వరైతే ప్రతిష్టమైనది స్థరత్వమును ఇచ్చునది తెలుసుకొంటాడో అట్టివాడు చంచలములను జయించి సుప్రతిష్ఠితుడు అగుచున్నాడు. అట్టివాడు ఐహిక ఆముష్మికములందు ప్రతిష్ఠితుడు వేల్ప్లెస్డ్ అగుచున్నాడు. యథాతథంగా ఉంటూనే అనేక వేరువేరు విషయములు చూడగలదు కాబట్టి ఈ నేత్రములే ప్రతిష్ఠితము. యో హవై సంపదం వేద సద్భాస్మై కామాహ పద్యంతే దైవాశ్చ మానుషాశ్చ శ్రోత్రం వావ సంపత్ జనవరి 4, 2005 యో హవై సంపదం వేద సద్మహ అస్మై కామాహ పద్యంతే దైవాశ్చ మానుషాశ్చ శ్రోత్రం వావ సంపత్. ఎవరైతే వాస్తవమైన సంపద ఏదో అది తెలుసుకుంటాడో అట్టి వానిని దేవతలు కోరికలు తీర్చుకున్నవారుగా చేయగలరు. అన్ని కోర్కెలు తీర్చగలరు. వేదముల శ్రవణము గురువులు చెప్పు సద్బోధ వినగలగటమే సంపద. అందుచేత జీవునకు చెవులే నిజమైన సంపద. యో హవ ఆయతనం వేదాయతనం హస్వానాం భవతి మనోహవ ఆయతనం జనవరి 5, 2005 ఐదు. యో హవ ఆయతనం వేద ఆయతనం హస్వానాం భవతి మనోహవ ఆయతనం. ఎవ్వడైతే అన్నీ కూడా దేనిని ఆశ్రయించినవై ఉంటున్నాయో అట్టి ఆయతనమును తెలుసుకుంటాడో అట్టివాడు తదితరులకు ఆయతనుడు ఆశ్రయింపతగనవాడు అయి ప్రకాశిస్తున్నాడు. ఇంద్రియములకు భోక్త మనస్సు. ఇంద్రియములు దృశ్యమునుండి తెచ్చే సమాచారమంతా మనస్సుకే చేర్చబడుతోంది. కనుక మనోవృత్తుల రూపమగు మనస్సే ఆయతనము సర్వాశ్రయము. అథః ప్రాణ అహం శ్రేయసి వ్యుద్రేహక్ శ్రేయానస్మ్యహ శ్రేయానస్మీతి జనవరి 6, 2005 ఆరు. అథః ప్రాణాహగ్ శ్రేయసి వ్యుదిరే అహగ్ శ్రేయానస్మి అహగ్ శ్రేయాన్ అస్మి ఇతి. ఒకప్పుడు ప్రాణశక్తి సమన్వితములగు ఇంద్రియములన్నీ ఒకచోట సమావేశమైనాయి. ఒక్కొక్క ఇంద్రియము నేనే జీవునికి ముఖ్య శ్రేయము కలుగజేస్తున్నాను. శ్రేయోదాయకుడిని నేనే అని ఎవరికి వారే కళ్ళు చెవులు నోరు మొదలైనవి వివాదము పొందసాగాయి. తే హ ప్రాణహ ప్రజాపతిం పితరమేత్యోచుర్భగవన్కో నహ శ్రేష్ఠ ఇతి తాన్హోవాచ యస్మిన్వ ఉత్క్రాంతే శరీరం పాపిష్టతరమివ దృశ్యేత సవహ శ్రేష్ఠ ఇతి జనవరి 7, 2005 ఏడు. తే హ ప్రాణహ ప్రజాపతిం పితరం ఏతి ఊచుహ భగవాన్ కో నహ శ్రేష్ఠ ఇతి తాన్హ ఉవాచ యస్మిన్వ ఉత్క్రాంతే శరీరం పాపిష్టతరం ఇవ దృశ్యేత సవః శ్రేష్ఠ ఇతి. అప్పుడు ప్రాణశక్తి రూపములగు ఇంద్రియ దేవతలందరూ పితృదేవులగు సృష్టికర్త వద్దకు వెళ్లారు. ఈ విధంగా అడిగారు, హే భగవాన్ పితృదేవ, శరీరములో గొప్ప ధర్మములు ఫంక్షన్స్ నిర్వర్తిస్తూ ఉన్న మాలో గొప్పవారు ఎవరో శ్రేష్ఠులెవరో జ్యేష్ఠులెవరో కొంచెం వివరించి చెప్పండి. ప్రజాపతి, ఓ అదా వినండి చెప్తాను. మీలో ఎవ్వరు దేహమును వదలి లేచిపోతే శరీరము అత్యంత అశుచి అయి పాపభూయిష్టము ఆవల పారవేయవలసినది అవుతుందో వారే శ్రేష్ఠులు. సరేనా, ఇంద్రియములు తిరిగివచ్చి దేహములో ప్రవేశించాయి. సహవాగుచక్రామ సా సంవత్సరం ప్రోష్య పర్యేత్యోవచ కథమసిక తత్తే మజ్జీవితుమితి యథా కళా అవదంతః ప్రాణంతః ప్రాణేన పశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ ధ్యాయంతో మనసేవమితి ప్రవివేశ వాక్. జనవరి 8, 2005. 8 సహవాక్ ఉచక్రామ సా సంవత్సరం ప్రోష్య పర్యేత్య ఉవాచ కథం అసక తత్తే మజ్జీవితుం ఇతి యథా కళా అవదంతః ప్రాణంతః ప్రాణేన పశ్యంతః చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ ధ్యాయంతో మనసైవం ఇతి ప్రవివేశ హవాక్. వాగింద్రియ దేవత అప్పుడు వాక్కు టోకింగ్ శరీరమును విడిచి పైకి వెళ్ళింది. మరల సంవత్సరము తరువాత తిరిగి వచ్చింది. వాక్ దేవత, ఓ తదితర ఇంద్రియములారా, నేను లేనప్పుడు కూడా మీరు ఈ శరీరములో ఎట్లా జీవిస్తున్నారు? ఈ శరీరము ఇంకా జీవిస్తూ ఉన్నదేమిటి? నాకు ఆశ్చర్యమేస్తోంది. తక్కిన ఇంద్రియములు, ఓ వాక్ ఇంద్రియ దేవత, ఒక మూగవాడు ప్రాణము కలిగి ప్రాణముల శక్తిచే కళ్లతో చూస్తూ చెవులతో వినుచూ మనసుతో ధ్యాసలు కలిగి ఉండనే ఉంటాడు కదా. అట్లాగే ఈ జీవుడు వాక్కు తొలగినప్పటికీ శరీరముతో జీవించియే ఉన్నాడు. అప్పుడు వాక్కు తిరిగి శరీరములో ప్రవేశించి నేను లేకున్నా ఈ జీవుడు జీవించియే ఉన్నాడు, కాబట్టి అత్యంత శ్రేష్ఠుడను కాదు అని తలచింది. చక్షుర్హోచక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్యోవచ కథమసిక తత్తే మజ్జీవితుమితి యథాంధ అపశ్యంతః ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా శృణ్వంతః శ్రోత్రేణ ధ్యాయంతో మనసేవమితి ప్రవివేశః చక్షుః. జనవరి 9, 2005. 9 చక్షుః ఉచక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్య ఉవాచ కథం అసక తత్తే మజ్జవితుం ఇతి చక్షురింద్రియము. అప్పుడు చక్షు చూపుదేవత, నేను లేకపోతే ఈ దేహము అశుచి నిస్తేజము అవుతుంది కదా అని తలచి ఆ జీవుని దేహమును వదలిపైకి వెళ్ళిపోయింది. ఒక సంవత్సరము తరువాత తిరిగి శరీరమును సమీపించింది. అప్పటికీ ఆ శరీరి జీవిస్తూనే ఉన్నాడు. చక్షురింద్రియ దేవత, ఓ తదితర ఇంద్రియములారా, నేను సంవత్సరకాలం లేకపోయినా ఈ దేహము శిథిలం కాలేదే, మీరంతా ఎటూ పోలేదే. ఈ సంవత్సరకాలం ఈ జీవుడు ఏదీ చూడలేకపోయాడు కదా. యథా అంధ అపశ్యంతః ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా శృణ్యంతః శ్రోత్రేణ ధ్యాయంతో మనసా ఏవం ఇతి తదితర ఇంద్రియములు. ఓ చక్షుదేవత, ఏదైనా కారణం చేత ఒకనికి చూపు పోయిందనుకోండి, అతని ప్రాణము ప్రాణిగా అతడు వాక్కు చెవులతో శ్రవణము మనసుతో ధ్యానము కొనసాగుతూనే ఉంటుంది కదా. అదేవిధంగా మీరు శరీరంను వీడిపైకి వెళ్ళినప్పుడు ప్రాణము ప్రాణశక్తులైన వినికిడి వాక్కు శ్రవణము ఇవన్నీ కొనసాగుచునే ఉన్నాయి. ప్రవివేశ చక్షుః, అప్పుడు చక్షుశక్తి చూపు నేను లేనంతమాత్రంచేత తదితర శరీరం నిష్ప్రయోజనం కాదన్నమాట అనుకున్నది శరీరములో పునః ప్రవేశించింది. శ్రోత్రం హోచక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్యోవచ కథమసిక తత్తే మజ్జీవితుమితి యథా బధిర అశృణ్వంతః ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా ధ్యాయంతో మనసేవమితి ప్రవివేశః శ్రోత్రం. జనవరి 5, 2010. 10 శ్రోత్రం హ ఉచక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్య ఉవచ కథం అసక తత్తే మజ్జీవితుం ఇతి యథా బధిర అశృణ్వంతః ప్రాణంతః ప్రాణేన వదంతో వాచ పశ్యంతః చక్షుషా ధ్యాయంతో మనసైవం ఇతి ప్రవివేశః శ్రోతం. శ్రవణ వినికిడి చెవి దేవత అప్పుడు శరీరము నుండి బయల్వెడలి సంవత్సరకాలం తరువాత మరల శరీరమును సమీపించింది. నేను సంవత్సరకాలం ఈ శరీరం వదిలివేసి ఉన్నా కూడా ఇది ఇట్లా మనగలుగుతోంది, ప్రాణము చూపు స్పర్శ మొదలైనవన్నీ ఎట్లా ఉండి ఉన్నాయి? తదితర ఇంద్రియముల సమాధానం ఒకడు చెవిటివాడు అయినప్పటికీ ప్రాణము మనస్సు ఆలోచన మొదలైనవి ఉంటాయి కదా. ఇది అంతే, అప్పుడు వినికిడి తిరిగి శరీరంలో ప్రవేశించింది. మనోహోచక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్యోవచ కథమసకతత్తే మజ్జీవితుమితి యథా బాలామనసః ప్రాణంతః ప్రాణేన వదంతో వాచా పశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణేవమితి ప్రవివేశః మనః. జనవరి 5, 2011. 11. మనోహ ఉచ్చక్రామ తత్సంవత్సరం ప్రోష్య పర్యేత్య ఉవాచ కథం అసకతత్తే మజ్జీవితుం ఇతి. అప్పుడు మనస్సు దేహమును విడిచి ఎటో వెళ్ళిపోయింది. ఒక సంవత్సరకాలం తరువాత తిరిగి వచ్చింది. మనస్సు ఇదేమిటి? నేను సంవత్సరకాలము ఈ దేహమును త్యజించినప్పటికీ ఇది ఇంకా కూడా జీవించి ఎట్లా ఉండగలిగింది? మీరంతా ఎట్లా ఈ దేహంలో ఉండగలిగారు? యథా బాలా అమనసః ప్రాణంతః ప్రాణేన వదంతో వాచ పశ్యంతః చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణైవం ఇతి ప్రవివేశః మనః. సమాధానము, మనస్సు ఏమాత్రము వికసించని అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణశక్తితో వినటము, ఏడవటము, నొప్పి అనుభవించటము, ఆకలి చూడటము చేయటం లేదా? అట్లాగే మనస్సు సంవత్సరకాలం లేనప్పటికీ ఈ దేహము ప్రాణశక్తితో ప్రాణములు కలిగి ఉండి మాట్లాడుతోంది, చూస్తోంది, వింటోంది, వినిపిస్తోంది. అప్పుడు మనస్సు మరల శరీరములో ప్రవేశించింది. తాను లేనంతమాత్రంచేత శరీరము నశించదు కాబట్టి తాను సర్వశ్రేష్ఠము కాదని గమనించింది. అథః ప్రాణ ఉచ్చిక్రమిషంస యథా సుహయః పడ్విస శంకున్ సంఖిదే దేవమితరాన్ ప్రాణాన్సమఖిదత్త హాభిసమేత్యోచుర్భగవన్నేధిత్వం నః శ్రేష్ఠోసి మోత్క్రమిరితి. జనవరి 5, 2012. 12. అథః ప్రాణ ఉచ్చక్రమిషన్ సహ యథా సుహయః పడ్విస శంకున్ సంఖిదేత్ ఏవం ఇతరాన్ ప్రాణాన్ సమఖిదత్ తగ్మః అభిసమేత్య ఉచు భగవన్ నేధి త్వం నః శ్రేష్ఠోసి మావుత్క్రమ్యః ఇతి. అప్పుడు ముఖ్య ప్రాణము శరీరము నుండి నిష్క్రమించటానికి సంసిద్ధమవసాగింది. ఒక ఉత్తమమైన గుర్రము తనను కాళ్ళు కట్టి ఉంచిన గింజను పెరికి చన్న బయలుదేర్చున్నది చూచారా? అట్లా ప్రాణము బయటకు వెళ్లటానికి ఉద్యమిస్తూ ఉండగా శరీరములోని చూపు, వినికిడి, మాట, ఆలోచన, భావన, స్పర్శ మొదలైనవి కూడా దేహము నుండి పెరికివేయబడసాగాయి. అప్పుడా ఇంద్రియశక్తులన్నీ, పంచేంద్రియములు మనస్సుతో సహా ప్రాణదేవతను సమీపించి ఇట్లా పలికాయి: భగవాన్ ప్రాణదేవ, మీరు ఈ శరీరంలో శ్రేష్ఠులు, జ్యేష్ఠులు అయి ఉన్నారు. ఇది ఇప్పుడు మేము గమనిస్తున్నాము. దయచేసి శరీరము నుండి బయటకు వెళ్ళకండి. మీరు ఉంటేనే మేము దేహములో మనగలమని తెలుసుకున్నాము. అథ హైనం వాగువాచ యదహం వశిష్ఠోస్మి త్వం తద్వశిష్ఠోసిత్యథ హైనం చక్షుర్వాచ యదహం ప్రతిష్టాస్మి త్వం తత్ప్రతిష్టాసితి. జనవరి 5, 2013. 13. అథః ఏనం వాక్ ఉవాచ యత్ అహం వశిష్ఠో అస్మి త్వం తత్ వశిష్ఠో అసి ఇతి. అథః ఏనం చక్షుః ఉవాచ యత్ అహం ప్రతిష్ఠాస్మి త్వం తత్ ప్రతిష్ఠా అసి ఇతి. ఇంద్రియములు ప్రాణదేవతను ఇట్లా స్తుతించాయి: వాక్కు, నేను ఈ దేహములో వశిష్ఠుడను, అందరికంటే పెద్దవాడను అయి ఉన్నమాట నిజమే. అయితే మీరు దేహంలో ప్రతిష్ఠితులై ఉండబట్టే నేను వశిష్ఠుడను. చక్షువులు, నేను దేహంలో ప్రతిష్ఠుడనే ఉన్నమాట నిజమే, కాని అదంతా మీ యొక్క ప్రతిష్ఠ యొక్క ప్రభావమే. అథ హైనక్ శ్రోత్రమువాచ యదహం సంపదస్మి త్వం తత్సంపదసిత్యథ హైనం మన ఉవాచ యదహమాయతనమస్మి త్వం తదాయతనమసితి. జనవరి 5, 2014. 14. అథహ ఏనగ్ శ్రోత్రం ఉవాచ యత్ అహం సంపద్ అస్మి త్వం తత్ సంపద్ అసి ఇతి. అథహ ఏనం మన ఉవాచ యత్ అహం ఆయతనం అస్మి త్వం తత్ ఆయతనం అసి ఇతి. శ్రోతము, వినికిడి చెవులు, నేను ఈ దేహము యొక్క సంపద అయి ఉండటమనేది అదంతా కూడా తు ప్రాణదేవ. మీరు సంపద కలిగి ఉండటం చేతనే. మనస్సు, ఓ ప్రాణదేవ, సమస్తమునకు మీరే ఆధారము అయి ఉండగా ఆ ఆధారమే, ఆశ్రయమే నాచే ప్రదర్శించబడుతోంది. నవైవాచో న చక్షుంషి న శ్రోత్రాణి న మనంసిత్యాచక్షతే ప్రాణ ఇత్యేవాచక్షతే ప్రాణో హేవైతాని సర్వాణి భవతి జనవరి 5, 2015 ఇతి ప్రథమః ఖండః. 15 నవైవాచో న చక్షుంషి న శ్రోత్రాణి న మనాంసి ఇతి అచక్షతే ప్రాణ ఇత్యేవ ఆచక్షతే. ప్రాణో హి ఏవ ఏతాని సర్వాణి భవతి. ఈ విధంగా వాక్కుగాని కళ్ళుగాని చెవులుగాని ఆలోచన మనస్సు గాని స్వయముగా చైతన్యవంతము కావు, స్వయంగా శక్తి కలిగియున్నవి కావు. అందుచేత జీవుడు అనగా వాక్కు కళ్ళు చెవులు ఆలోచన అని అనరు. ప్రాణమే జీవుడు అనబడుచున్నాడు. ప్రాణశక్తియే శరీరంలో వాక్కుగాను చూపుగాను వినికిడిగాను ఆలోచన మనస్సు గాను ప్రదర్శనం అగుచున్నది. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5, 2. పంచమ ప్రపాఠకః ద్వితీయ ఖండము ప్రాణ విద్య. సహోవాచ కిం మేనం భవిష్యతీతి యత్కించిదిదమా స్వభ్య ఆసకునిభ్య ఇతి హోచుస్తద్వా ఏతదనస్యన్నమనో హవై నామ ప్రత్యక్షం న హవా ఏవం విధి కించనానన్నం భవతీతి. ఫిబ్రవరి 1, 2005. 1 సహా ఉవాచ కిం మే అన్నం భవిష్యతి ఇతి యత్ కించిత్ ఇదమా స్వభ్య ఆసకునిభ్య ఇతి హౌచుః. ప్రాణదేవత, ఓ ఇంద్రియములారా, నాకు ఏది అన్నము ఆహారము కాగలదు? మరి నన్ను శరీరంలో ఉండిపోమంటున్నారు కదా, నాకు ఆహారము ఏది? ఇంద్రియములు ప్రాణేశ్వర. ఒక కుక్క నుండి పక్షి వరకు ఏదేది అన్నము ఆహారము అగుచున్నదో అదంతా మీరు స్వీకరిస్తున్న ఆహారమే కదా. తద్వా ఏతత్ అనస్య అన్నం అనో హవై నామ ప్రత్యక్షం నహవా ఏవం విధి కించన అనన్నం భవతి ఇతి. ఈ విధంగా ప్రాణదేవతకు సర్వేంద్రియ విషయములు ఆహారమే, ఇంద్రియములకు ప్రత్యక్షమైనదంతా ఆహారమే. ఈ దృశ్య జగత్తులో ప్రాణములకు ఆహారము కానిదంటూ ఏదీ లేదు, అనన్నము ఏదీ లేదు. ప్రాణములకు సమస్తము అన్నమే అని తెలుసుకున్నవానికి ఇంద్రియములకు విషయమగుచున్న ఈ జగద్దృశ్యమంతా అన్నముగా అగుచున్నది. సహోవాచ కిం మే వాసో భవిష్యతిత్యాప ఇతి హోచుస్తస్మాద్వా ఏతదశిష్యంతః పురస్తాచోపరిష్టాచ్చాద్భి పరిదధతి లంభుకో హవాసో భవత్యనగ్నో హభవతి. ఫిబ్రవరి 2, 2005. 2 సహా ఉవాచ కిం మే వాసో భవిష్యతి ఇతి ఆపః ఇతి హౌచుః. ప్రాణదేవత, సరే, మరి నాకు ధరించటానికి వస్త్రము ఏది? ఇంద్రియములు ప్రాణదేవ, జలమే మీరు ధరించు వస్త్రము. తస్మాత్ వా ఏతత్ అశిష్యంతః పురస్తాచ్చ ఉపరిష్టాచ్చ అభ్యః పరిదధతి లంభుకో హవాసో భవతి అనగ్నో హభవతి. ఈ కారణం చేతనే భోజనానికి కూర్చున్నవారు భోజనానికి ముందుగా భుజించిన తరువాత కూడా అన్నమును జలముతో ఆచ్ఛాదిస్తున్నారు. అట్టి ఆచమనమే ప్రాణమునకు వస్త్రము అని ఎవ్వరు తెలుసుకొంటారో వారికి వస్త్రములు అక్షయముగా లభించగలదు. వారు ఎప్పటికీ నగ్నముగా ఉండవలసిన పని ఉండదు. తద్ధైతత్సత్యకామో జాబాలో గోశ్రుతయే వ్యాఘ్రపద్యాయుక్తోవాచ యద్యప్యేన చుష్కాయ స్థానవే బ్రూయా జైరన్నేవాస్మించాఖ ప్రరోహేయః పలాసానితి. ఫిబ్రవరి 3, 2005. 3 తద్ధైతత్ తత్హి ఏతత్ సత్యకామో జాబాలో గోశ్రుతయే వ్యాఘ్రపద్యాయ ఉక్త్వ ఉవాచ యద్యపి ఏతత్ శుష్కాయ స్థానవే బ్రూయాత్ జాయరన్ ఏవ అస్మిన్ శాఖాః ప్రరోహేయః పలాసని ఇతి. మనము చెప్పుకున్న ఈ ప్రాణవిద్యను జగద్గురువగు శ్రీ సత్యకామ జాబాలుడు ఆ తనను ప్రాణతత్వము గురించి శ్రవణము చేయటానికి వచ్చి ఆశ్రయించిన వ్యాఘ్రపదుని కుమారుడగు గోశ్రుతి అనే వారి కొరకు కూడా ఉపదేశించారు. సత్యకామ జాబాల, ఓ ప్రియ వ్యాఘ్రపద ప్రియకుమారుడవగు గోశ్రుత, ఈ ప్రాణవిద్యను మీరు ఎండిపోయిన మ్రానుకు చెప్పటం జరిగినా సరే ఆ ఎండిపోయిన చెట్టు మరల చిగురించగలదు. ఇతి ఫలశ్రుతి. అథయది మహజ్జగమిషదమావాస్యాయాం దీక్షిత్వా పౌర్ణమాస్యాం రాత్రౌ సర్వౌషధస్య మంథం దధమధునోరుపంథ్య జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ స్వాహేత్యజ్ఞావాజ్యస్య హుత్వా మంథే సంపాతమవనయేత్. ఫిబ్రవరి 4, 2005. 4 అథయది మహజ్జిగమిషేత్ అమావాస్యాయాం దీక్షిత్వా పౌర్ణమాస్యాం రాత్రౌ సర్వ ఔషధస్య మంథం దధి మధునోహ ఉపమధ్య పైన చెప్పబడ్డ ప్రాణవిద్యామంత్రములన్నీ కూడా మహత్వసిద్ధులు ప్రసాదించగలిగినట్టివిగా మంత్రశాస్త్రవేత్తలచే ఉచ్చరించబడుచున్నాయి. మంథనము అనే యజ్ఞములో విధి విధానములుగా చెప్పబడుచున్నాయి. ప్రాణవిజ్ఞానము తెలిసినవారు మహత్వసిద్ధి కొరకు ఈ యజ్ఞ విధానము ఆచరించుచున్నారు. ఆ విధానము చెప్పుకుందాము. మహత్సిద్ధి కొరకై అమావాస్య రోజున యజ్ఞదీక్షను స్వీకరించాలి. జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ స్వాహా ఇతి అగ్నావాజస్య హుత్వా మంథే సంపాతం అవనయేత్. 15 రోజులు దీక్షగా గడిపి పౌర్ణమినాటి రాత్రి యందు పెరుగు తేనెలో నవధాన్యములు పిండిని వీటన్నిటినీ పిష్టము ముద్దాగా చేయాలి. మంథపిష్టము అట్టి పిష్టమును జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అగు ప్రాణదేవతకు నివేదనగా సమర్పించాలి. హవిస్సును యజ్ఞాగ్నికి జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ స్వాహ అని మంత్రములను పలుకుచూ అగ్నికి ఆజ్యము నేయి సమర్పించాలి. ఆ తరువాత మాలిన్యము తీసి వేరేచోట ఉంచాలి. వసిష్ఠాయ స్వాహేత్యజ్ఞవాజస్య హుత్వా మంథే సంపాతమవనే ప్రతిష్ఠాయే స్వాహేత్యజ్ఞవాజస్య హుత్వా మంథే సంపాతమవనే సంపదే స్వాహేత్యజ్ఞవాజస్య హుత్వా మంథే సంపాతమవనేదాయతనాయ స్వాహేత్యజ్ఞవాజస్య హుత్వా మంథే సంపాతమవనేత్. 5 ఫిబ్రవరి 2005 వసిష్ఠాయ స్వాహ ఇతి అగ్నావాజ్యస్య హుత్వా మంథే సంపాతం అవనయేత్ ప్రతిష్ఠాయే స్వాహ ఇతి వసిష్ఠాయ స్వాహ. వసిష్ఠము అంతటికీ పెద్దదైనట్టి దానికొరకు హోమద్రవ్యము సమర్పిస్తున్నాను అని మరల మంత్రములతో అగ్నితో నేతిని వ్రేల్చుచు మంథపిష్టముపై నేతిని సంప్రోక్షించాలి. ప్రతిష్ఠా ప్రాణదేవతకు సమర్పిస్తున్నాము అంటూ అగ్నికి సమర్పించి పిష్టముపై కూడా నేతిబొట్లు వేయాలి. అగ్నావాజ్యస్య హుత్వా మంథే సంపాతం అవనయేత్ సంపదే స్వాహ ఇతి అట్లాగే సంపదాయ స్వాహ మంత్రము ఉచ్చరిస్తూ అగ్నికి నేయి హోమం చేస్తూ మంథపిష్టముపై నేయిబొట్లు వదలాలి. సంపద్గుణ సమన్వితమగు ప్రాణదేవతకు ఆహుతులు సమర్పిస్తూనే సంపదే స్వాహ అంటూ మంథపిష్టముపై కూడా నేయిబొట్లు విడువాలి. ఆదాయతనాయ స్వాహ ఇతి అగ్నావాజ్యస్య హుత్వా మంథే సంపాతం అవనయేత్. ఆదాయము సమస్తమునకు ఆశ్రయము ఆధారము అగు ప్రాణదేవతకు సమర్పిస్తున్నాను అని పలుకుచు ఆదాయనాయ స్వాహ అని మంత్రము చదువుచు శ్రువముతో నేయిని తీసుకుని హోమాగ్నికి సమర్పించాలి. శ్రువమునకు అతుక్కుని ఉన్న నేతి బట్లను మంథపిష్టముపై వేయాలి. శ్రువమున శేషించిన నేతి చుక్కలు సంపాతము చేయాలి చల్లాలి. అథ ప్రతిశ్రుప్యాంజలౌ మంథమాధాయ జపత్యమో నామాస్యమా హితే సర్వమిదగ్న్ సహి జ్యేష్ఠః శ్రేష్ఠో రాజాధిపత్యః సమా జ్యేష్ఠ్యగ్న్ శ్రేష్ఠ్యగ్న్ రాజ్యమాధిపత్యం గమేత్వహమేవేదగ్ సర్వమసానితి. 6 ఫిబ్రవరి 2005 ఆరు అథ ప్రతిశ్రూప్య అంజలౌ మంథం ఆధాయ జపతి. ఆ తరువాత అగ్నిగుండమునకు కొంచెము దూరముగా జరిగి మంథనమలిన భస్మమును దోసిలియందు ఉంచుకొని ఇట్లా ప్రార్థించాలి. అమో నామాసి అమాహితే సర్వం ఇదం సహి జ్యేష్ఠ శ్రేష్ఠ రాజా అధిపతయః సహం జ్యేష్ఠ్యం శ్రేష్ఠ్యం. ఓ ప్రాణదేవా, మీరు అమో అనే పేరు గలవారు. ప్రాణము ఆహారము వెంటనంటి దేహమునందు సంచరిస్తూ ఉండటంచేత మంథద్రవ్యము అగ్నికి ఆహారము కాబట్టి ఆమో అని అగ్ని పిలువబడుతోంది. సర్వమిదగ్న్ సహి జ్యేష్ఠ శ్రేష్ఠో రాజ్యాధిపత్యః అను మంత్రముతో ఓ ప్రాణదేవ, మీరు జ్యేష్ఠులు శ్రేష్ఠులు, ఈ దేహరాజ్యమునకు అధిపతులు కూడా అని భావిస్తూ పూజించాలి. రాజ్యం ఆధిపత్యం గమేతి అహమేవ ఇదగ్ సర్వం అసాని ఇతి. ఓ ప్రాణదేవ, ప్రకాశమానులగు మీరు నాకు జ్యేష్ఠత్వము శ్రేష్ఠత్వము ఈ శరీరముపై ఆధిపత్యము ప్రసాదించండి. సర్వము అగు ఆత్మయే నేనే ఉండెదనుగాక. అథ ఖల్వితయచ్చా పచ్చ ఆచామతి తత్సవితుర్వృణిమః ఇత్యాచామతి వయం దేవస్య భోజనమిత్యాచామతి శ్రేష్ఠగ్ సర్వధతమమిత్యాచామతీతురం భగస్య ధీమహితి సర్వం పిబతి నిణిజ కంసం చమసం వా పశ్చాదగ్నేహ సంవిశతి చర్మణి వా సండిలే వా వాచమ్యమోప్రసహ సయది స్త్రియం పశ్యేత్ సమృద్ధం కర్మేతి విద్యాత్ ఫిబ్రవరి 7, 2005. అథ ఖలు ఏతే హరుచ పక్ష ఆచామతి తత్ సవితుః వృణీమః ఇతి ఆచామతి. వయం దేవస్య భోజనం ఇతి ఆచామతి. ఆ తరువాత రుక్కు మంత్రము పఠిస్తూ ఒక్కొక్క అడుగులోనూ ఆచమనం చేయాలి. రుక్కులు తత్సవితుః వృణీమహే. వయం దేవస్య భోజనం శ్రేష్ఠం సర్వధా తమం తురం భగస్య ధీమహి. ఈ విధంగా ప్రతి రుక్కుకు ఆచమనం చేస్తూ ఉండాలి. ఆ సవితృ దేవత యొక్క మహిమను స్తుతిస్తున్నాను ఆచామతి. ఆచమనం సవితృ దేవతారూపము పొందుటకై మేము ఈ దివ్యముగు దైవీ ప్రసాదము పొందిదముగాక అని ఆచమనం చేయాలి. ఉద్ధరిణితో నీళ్లు తీసుకోవాలి. శ్రేష్ఠం సర్వధాతమం ఇతి ఆచామతి. తురం భగస్య ధీమహి ఇతి సర్వం పిబితి నిణిజ కంసం చమసం వా పశ్చాత్ అగ్నేహ సంవిశతి చర్మణి వా స్థండిలే వా వాచమ్యమో అప్రసహ. దేవస్య ప్రకాశరూపుడైన సవితృహ యజ్ఞప్రసాదము అన్ని అన్నముల కంటే మిక్కిలి శ్రేష్ఠము. సర్వజగత్తులను ఉత్పన్నము చేయనది నిలబెట్టునది యజ్ఞప్రసాదమే. వేగముగా తేజోరూపము యొక్క సవితృదేవత యొక్క మహిమ ఎరిగిన బుద్ధి పొందెదముగాక. అన్నీ త్రాగుచున్నది ఆ ప్రాణదేవతయే సమస్త ప్రదర్శనము అను బుద్ధి పొందెదముగాక. ప్రాణమే ఈ సమస్తము అని పలుకుచూ కాంస్య పాత్రను శుభ్రం చేసి పాత్రకు అతుకుకుని ఉన్న మంథన యజ్ఞద్రవ్యములను నీటితో కడిగి నీటిని త్రాగాలి లేదా వేరే కంచుపాత్రతో నీరు త్రాగాలి. సయది స్త్రియం పశ్యేత్ సమృద్ధం కర్మాత్ ఇతి విద్యాత్. ఆ తరువాత అగ్నికుండమునకు ప్రక్కగా జింకచర్మము పరుచుకొని లేదా నేలను శుభ్రం చేసుకుని మౌనం పాటిస్తూ అలజడి లేని ప్రశాంత చిత్తముతో యజమాని పరుండునుగాక. నిద్రించినప్పుడు స్వప్నములో స్త్రీ యొక్క దర్శనమైతే అప్పుడు యజ్ఞకర్మ చక్కగా సమృద్ధముగా ఫలితం ఇచ్చినట్లుగా భావించాలి. తదేశ శ్లోకో యదా కర్మసు కామేషు స్త్రియం స్వప్నేషు పశ్యంతి సమృద్ధిం తత్ర జానీయత్స్మిన్ స్వప్న నిదర్శనే తస్మిన్ స్వప్న నిదర్శనే. ఫిబ్రవరి 8, 2005 ఇతి ద్వితీయ ఖండః. 8 తత్ ఏష శ్లోకో యదా కర్మసు కామేషు స్త్రియం స్వప్నేషు పశ్యతి సమృద్ధం తత్ర జానీయత్ తస్మిన్ స్వప్న నిదర్శనే తస్మిన్ స్వప్న నిదర్శనే. ఈ విషయమై ఈ విధంగా శ్లోకము చెప్పబడుతోంది. ఎప్పుడైతే కామ్యకర్మలేందు ఏదైనా ఎహలోక లేక స్వర్గాదిలోక సంబంధమైన ఉద్దేశ్యముతో యజ్ఞము మొదలైన కర్మలు నిర్వర్తిస్తూ ఉండగా అప్పుడు స్త్రీ దేవత యొక్క దర్శనము స్వప్నములో అయితే అది యజ్ఞకర్మ సమృద్ధమైనది అని అనుకోవటానికి నిదర్శనము అని చెప్పబడుతోంది. ఇది ఛాందోగ్యోపనిషత్ 5వ అధ్యాయ 2, 5. పంచమ ప్రపాఠకః తృతీయ ఖండము పంచాగ్ని విద్య గమనిక ప్రవణ మహారాజు మరియు శ్వేతకేతుల మధ్య ఇదే సంభాషణ. బృహదారణ్యక ఉపనిషత్ 8వ అధ్యాయ 2 బృహద్రణ్యక 8:2 లో కూడా ఉన్నది. శ్వేతకేతుర్హారుణయ పంచాలనాగ్ సమితిమేయాయ తంహ ప్రవాహనో జైవలిర్వాచ కుమారాను త్వాసిషత్పితేత్యను హి భగవైతి మార్చి 1, 2005. 1 శ్వేతకేతుః ఆరుణేయః పంచాలనాం సమితిమేయయ అరుణి ఋషి కుమారుడు ఆరుణి. ఆరుణి గౌతమ నామధేయుడు. అట్టి గౌతమారుణి కుమారుడు శ్వేతకేతువు. ఆ శ్వేతకేతువు ఒకనొక సందర్భములో పాంచాలరాజ్య రాజభవనానికి విచ్చేశారు. ఆ కాలంలో జైవలుని కుమారుడు ప్రహవణుడు అనే రాజు రాజ్యము ఏలుతూ ఉండేవారు. రాజు ప్రవాహనుడు శ్వేతకేతు మునికి రాజప్రసాదానికి స్వాగతం పలికారు. తంహ ప్రవాహనో జైవలహ ఉవాచ కుమారాను త్వా అసిషత్ పితే ఇతి అనోహి భగవ ఇతి. ప్రవాహనుడు కుమార శ్వేతకేతు రండి సుస్వాగతం ఆసీనులు కండి ఇప్పుడు చెప్పండి మీ నాన్నగారు పూజ్యులు ఆరుణిగౌతములు నీకు విద్యలన్నీ నేర్పించినారు కదా, మీ విద్య పూర్తి అయినదా? శ్వేతకేతు, అవును, మా నాన్నగారు ఆరుణి మునివర్యులు నాకు అన్నీ నేర్పియున్నారు, నా యొక్క విద్య పూర్తి అయినదని ఆశీర్వదించారు. వేత్థ ఎదితోధి ప్రజాహ ప్రయంతితి న భగవ ఇతి వేత్థ యథా పునరావర్తంత ఇతి న భగవ ఇతి వేత్థ పథోర్దేవయానస్య పితృయానస్య చ వ్యావర్తన ఇతి న భగవ ఇతి మార్చి 2, 2005. 2 వేత్థ ఎదితో అధి ప్రజాహ ప్రయంతి ఇతి న భాగవ ఇతి ప్రవాహనుడు. సరే, సంతోషము. అయితే ఒక విశేషము అడుగుతాను. ఈ జగత్తులో సృష్టించబడుచు ఉన్న జీవులంతా మరణానంతరము పైకి పోవుచున్నారు కదా, ఎటు ఎక్కడికి వెళ్ళుచున్నారో మీకు తెలుసు కదా. శ్వేతకేతువు, ఈ విషయం నాకు తెలియదు. వేత్థ యథా పునః ఆవర్తంతైతి న భగవ ఇతి ప్రవాహనుడు. సరే, 2వ ప్రశ్న, ఈ జీవులు తిరిగి ఏ విధంగా పునరావర్తులు అవుతారు, ఎట్లా తిరిగి వస్తారు? హౌ ఆర్ ది గేటిన్ బాక్ టు మటెరియల్ ఫార్మ్స్? శ్వేతకేతువు, ఈ విషయం కూడా నాకు తెలియదే. వేత్థ పథోహ దేవయానస్య పితృయానస్య చ వ్యావర్తన ఇతి న భగవ ఇతి ప్రవాహనుడు. ఈ సృష్టిలో జీవులు అనే ప్రయాణికులకు సంబంధించిన 1 దేవయానము, 2 పితృయానము అనే 2 మార్గములు సంకల్పితమై వర్తిస్తున్నాయి. ఆ 2 మార్గముల గురించి మీకు తెలుసు కదా, అవి 2 విడిపోయే స్థానము మీకు తెలుసా? శ్వేతకేతువు, తెలియదే. దేవయాన పితృయానములనే మార్గముల గురించి కూడా నాకు తెలియనే తెలియదు. అవి ఏ చోట 2 మార్గములుగా విడిపోతున్నాయో కూడా అస్సలు తెలియదు. వేత్థ యథాసౌ లోకో న సంపూర్యత ఇతి న భగవ ఇతి వేత్థ యథా పంచమ్యామాహుతావప పురుషవచసో భవంతితి నైవ భగవ ఇతి మార్చి 3, 2005. 3 వేత్థ యథా అసౌ లోకో న సంపూర్యత 3 ఇతి న భగవ ఇతి వేత్థ యథా పంచమ్యాం ఆహుతావ ఆపః పురుషవచసో భవంతి ఇతి నా ఏవ భగవ ఇతి. ప్రవాహనరాజు, ఈ జగత్తులో అసంఖ్యాక జీవులు దేహములు త్యజించి ఊర్ధ్వలోకములు చేర్చున్నారు కదా, మరి ఊర్ధ్వలోకములు పితృలోకములు మరణించినవారితో నిండిపోవటం లేదేమీ? శ్వేతకేతువు, ఇది కూడా నాకు తెలియనే లేదు. ప్రవాహనుడు పంచమ హవిస్సునందు జలము పురుషుడు అనే పేరును పొందుచున్నాడు అనే వాక్యము యొక్క సవివరణ మీరు ఎరిగియే ఉన్నారు కదా. శ్వేతకేతువు, ఈ విషయం కూడా నాకు కొంచెము కూడా తెలియదే. అథాను గమనశిష్టోవోచథాయో హీమాని న విద్యాకథం సోనుశిష్టో బ్రువితేతి సహాయస్థ పితురర్ధమే అయ తద్మహోవాచానను శిష్యవావకీలమ్మ భగవాన్ బ్రవీదను త్వాశిషమితి మార్చి 4, 2005. 4 అథాను కిం అనుశిష్టో అవోచథా యో హీమాని న విద్యాత్ కథం సో అనుశిష్టో బ్రువీతి ఇతి. ప్రవాహనరాజు, అనగా మీరు విద్యను పూర్తిగా నేర్చుకోలేదా? మరి మీరు, నేను విద్యను నేర్చుకోవటం పూర్తి చేసినవాడనైనాను అనుశిష్టుడను అని అంటున్నారేమిటి? సహాయస్థ పితుః అర్థం ఏ ఆయ తంహ ఉవాచ అనను శిష్యవావ కిల మా భగవాన్ అబ్రవీత్ అనుత్వా అశిషం ఇతి. అప్పుడు శ్వేతకేతు, ప్రవణ మహారాజా, మరల మీ దర్శనం చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. శ్వేతకేతువు, పితృదేవ అరుణమహర్షి రాజర్షియగు ప్రవాహన మహారాజుగారు వేసిన ప్రశ్నలకు నాకు సమాధానం తెలియలేదు. విద్య పూర్తి అయినదని ఎట్లా అన్నారు అని ఆయన నన్ను ప్రశ్నించారు కూడా. భగవాన్, నేను విద్యను పూర్తి చేశానని మీరు అన్నారు కదా, ఆ మాట ఇట్లా అన్నారు? పంచమరాజన్యబంధుః ప్రశ్నాన ప్రాక్షిత్తేషాం నైకంచనాశకం వివక్తుమితి సహోవాచ యథామాత్వం తదేతానవదో యథాహమేషాం నైకంచన వేద యద్యహమమానవేదిష్యం కథం తే నావక్ష్యమితి మార్చి 5, 2005. ఐదు పంచమారాజన్యబంధుః ప్రశ్నాన్ అప్రాక్ష్యః తేషాం నైకంచన అసకం వివిక్తుం ఇతి. ఆ రాజన్యబంధువు దుష్టుడు అడిగిన ఐదు ప్రశ్నలలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయానే. ఏమిటి నాకు ఈ దుస్థితి? ఈ విధంగా అడుగుతూ రాజు అడిగిన ఐదు ప్రశ్నలు తండ్రికి శ్వేతకేతువు అవ్వినిపించాడు. సహ ఉవాచ, యథామాత్వం తత్ ఏతాన్ అవదో, యథాహం ఏషాం నైకంచన వేద, యది అహం ఇమాన్ అవేదిష్యం, కథం తే నావక్ష్యం. ఇతి అరుణి మునీంద్రులు బిడ్డా. శ్వేతకేతు, నీవు అడిగిన ఐదు ప్రశ్నలకు సమాధానము ఏమిటో నాకు ఏమాత్రం తెలియదు. అందుచేత నాకు తెలియని ప్రశ్నలు, ప్రశ్నల సమాధానం నేను బోధించలేను కదా. నేను కనుక ఆ ప్రశ్నలు వాటి సమాధానము ఎరిగి ఉండి ఉంటే నేను నీకు ఎందుకు బోధించను? బోధించి ఉండేవాడినే. సహ గౌతమో రాజ్యోర్ధమేయ తస్మై హ ప్రాప్తాయర్హాం చకార సహ ప్రాతః సభాగా ఉదయాయ తగ్మహోవాచ మానుషస్య భగవంగోతమ విత్తస్య వరం వృణీథా ఇతి సహోవాచ తవైవ రాజన్మానుషం విత్తం యామేవ కుమారస్యాంతే వాచమభాషథాస్తామేవ మే బ్రూహితి సహ కృచ్ఛరి బభూవ మార్చి ఆరు 2005. ఆరు సహ గౌతమో రాజ్నో అర్థం ఏయాయ తస్మై హ ప్రాప్తాయ అర్హాంచకార సహ ప్రాతః సభాగా ఉదయాయ. గౌతమ గోత్రీయుడగు ఆరుణి అప్పటికప్పుడే బయలుదేరి ఆ మరునాడు ఉదయమే జావలుని కుమారుడగు పాంచాల దేశరాజు ప్రవాహనుడు ఉన్నచోటుకు వెళ్లారు. పంచ ప్రశ్నలకు సమాధానం వివరించవలసినదిగా అర్థించారు. తమ్హ ఉవాచ, మానుషస్య భగవాన్ గౌతమ విత్తస్య వరం వృణీథా ఇతి ప్రవాహన రాజర్షి పూజనీయుడగు గౌతమ, ఆ సమాధానాలెందుకు? మనుష్య సంబంధమైన సంపదను అడగండి, మీకు సమర్పించుకోగలను. సహ ఉవాచ, తవ ఏవ రాజన్, మానుషం విత్తం యామేవ కుమారస్య అంతే వాచం అభాషథాః తాం ఏవ మే బ్రూహి ఇతి సహ కృచ్ఛ్రీ బభూవ. ఆరుణి మునీంద్రుడు, మీవిస్తానన్న మనుష్య సంపదతో నాకు పనిలేదు, మీ వద్దనే ఉంచుకోండి. మా కుమారుడు మరియు శిష్యుడు అగు శ్వేతకేతువును మీరు అడిగియున్న ఐదు ప్రశ్నలకు సవివరణ ప్రసాదించండి. ప్రవాహన రాజర్షి తనలో, అయ్యో ఏమిటి ఇవి అడుగుచున్నారు అని ఇబ్బందిగా భావించారు. తగ్మహ చిరం వసే త్యాజ్నాపయంచకార తగ్మహోవచ, యథామాత్వం గౌతమావదో యథేయం న ప్రాక్త్వత్తః పురా విద్యా బ్రాహ్మణాంగచ్చతి తస్మాదు సర్వేషు లోకేషు క్షత్రస్యేవ ప్రశాసనమభూదితి తస్మై హోవచ అమార్చి 7/2005. ఇతి తృతీయః ఖండః. 7. తగ్మహ చిరం వసేతి అజ్ఞాపయంచకార. తగ్మహ ఉవాచ, యథామాత్వం గౌతమ అవదో యథా ఇయం న ప్రాక్త్వతః పురా విద్యా బ్రాహ్మణాన్ గచ్చతి తస్మాత్ ఉ సర్వేషు లోకేషు క్షత్రస్యేవ ప్రశాసనం అభూత్ ఇతి. తస్మై హోవాచ, ప్రవాహన రాజర్షి గౌతమ. ఆరుణి మునీంద్ర, మీరు కొంతకాలం ఇక్కడ ఉండండి, ఈ విధంగా గురువువలే ఆదేశించారు. కొంతకాలమైన తరువాత ప్రవాహన రాజర్షి, ఓ ఆరుణి మహాశయ, గౌతమ, మీరు నన్ను ఆ ఐదు ప్రశ్నలకు సమాధానం అడుగుచున్నారు. అవి బ్రాహ్మణులకు మేము ఎప్పుడు చెప్పలేదు. ఇతః పూర్వము బ్రాహ్మణులకు చెప్పబడని అవశేషములు క్షత్రియజాతికి ఉపదేశ్యము బోధించతగనవి మాత్రమే. మీవంటి మహనీయులకు బ్రహ్మతత్వాశయము గలవారికి కాదు, అయినా కూడా మీరు అడుగుచున్నారు. సరే, వివరిస్తాను, వినండి. మీరు మాకు పూజనీయులు కదా. మరి ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే తృతీయః ఖండః. 5-4 పంచమ ప్రపాఠకః చతుర్థ ఖండము ప్రథమ విశ్వయజ్ఞ హోమము అసౌ వావ లోకో గౌతమాగ్నిస్తస్యాదిత్య ఏవ సమిద్రస్మయో ధూమోహరచ్చిశ్చంద్రమా అంగారా నక్షత్రాణి విశ్ఫులింగాః. 1/1/2005. 1. అసౌ వావ లోకో గౌతమ అగ్నేః తస్య ఆదిత్య ఏవ సమిత్ రస్మయో ధూమో అహః అర్చ్యః చంద్రమా అంగారా నక్షత్రాణి విస్ఫులింగాః. గౌతమ, వినండి. ప్రథమ దేవతా హోమమునకు భూలోకంలో అగ్నిహోత్రమునకే ఆహవని అగ్ని ఆశ్రయమయ్యే తీరుగా ద్విలోకము స్వర్గలోకము అగ్ని. ద్విలోకమనే అగ్నికి ఆదిత్యుడు సమిధలు కట్టెలు, ఆదిత్య సూర్యకిరణములు పొగ, చంద్రుడు పగలు బొగ్గులు జ్వాల చల్లారిన తరువాత మిగిలేవి నక్షత్రములు కిరణములు విస్ఫులింగములు. తస్మిన్నితస్మిన్నగ్నమో దేవాః శ్రద్ధాం జుహ్వతి తస్యాహుతేః సోమో రాజా సంభవతి. ఏప్రిల్ 2, 2005. ఇతి చతుర్థః ఖండః. 2. ఏతస్మిన్ అగ్నౌ దేవాః శ్రద్ధాం జుహ్వతి తస్యాహుతేః సోమో రాజా సంభవతి. ఈ విధంగా ఇంద్రియాభిమాన దేవతలు శ్రద్ధ అనే ఆహుతిని ప్రాణాగ్నికి సమర్పిస్తున్నారు. అట్టి ఆహుతిని ఇంద్రియ అభిమాన దేవతలు నేత్ర చూపు దేవత, చెవులు శ్రవణ దేవత, స్పర్శ చర్మ దేవత, రుచి నాలుక దేవత, గంధ ముక్కు దేవత, శ్రద్ధ అనే ఆహుతిని సమర్పిస్తూ పవిత్రులగుచున్నారు. ఆ హవిస్సుల వలన సోమరాజు జీవుడు ఎక్స్పీరియన్సా జనించుచున్నాడు, సంభవించుచున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5. పంచమ ప్రపాఠకః పంచమ ఖండః. అద్వితీయ విశ్వయజ్ఞ హోమము. పర్జన్యో వావ గౌతమాగ్నిస్తస్య వాయురేవ సమిదభ్రం ధూమో విద్యుదచ్చిరసనిరంగరాహ్రాదనయో విస్ఫులింగాః. 1. 2005. 1. పర్జన్యో వావ గౌతమ అగ్నేః తస్య వాయః ఏవ సమిత్ అభ్రం ధూమో విద్యుత్ అర్చ్యః అసనేః అంగారా హ్రాదనయో విస్ఫులింగాః. 2. దేవతా హోమము. పర్జన్యుడు వర్షదేవతయే అగ్ని, దానికి వాయువే సమిధ, మేఘములే పొగ, విద్యుత్ మెరుపు జ్వాల, పిడుగులే బొగ్గు జ్వాల తరువాత శేషించేది. తస్మిన్నితస్మిన్నగ్నౌ దేవాః సోమం రాజానం జుహ్వతి తస్య ఆహుతేర్వర్షం సంభవతి. 2. 2005. ఇతి పంచమః ఖండః. 2. ఏతస్మిన్ అగ్నౌ దేవాః సోమం రాజానం జుహ్వతి తస్య ఆహుతేః వర్షం సంభవతి. అట్టి అగ్నియందు దేవతలు ఆహుతిని సమర్పిస్తున్నారు. అట్టి ఆహుతిని చంద్రుని సోమరాజుకు సమర్పించటం చేత వర్షము సంభవిస్తోంది. శ్రద్ధయే చంద్రుని రూపము పొందుచూ అగ్నిచే వర్షాకారము పొందుతోంది. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5. ఖండః. 5. 6. పంచమ ప్రపాఠకః 6. ఖండము. 3. విశ్వయజ్ఞ హోమము. పృథివీ వావ గౌతమాగ్నిస్తస్య సంవత్సర ఏవ సమిదాకాశో ధూమో రాత్రిరచ్చిద్దిసోంగార అవాంతరదిశో విస్ఫులింగాః. 1. 2005. 1. పృథివీ వావ గౌతమ అగ్నేః తస్యాః సంవత్సర ఏవ సమిత్ ఆకాశో ధూమో రాత్రేః అర్చ్యః దిశో అంగార అవాంతరదిశో విస్ఫులింగాః. 3. దేవతా హోమము. ఈ పృథివీ భూమి ఏ అగ్ని, దీనికి సంవత్సరము టైం ఫాక్టర్ సమిధ ఆకాశమే, ధూమము పొగ, రాత్రి జ్వాల, తూర్పు పడమరుత్తర దక్షిణ దిక్కులు ఉష్ణము, మండే బొగ్గులు జ్వాల తరువాత మిగిలేవి అవాంతర దిశలు విస్ఫులింగము. ఈశాన్యగ్నే నైరుతి వాయవ్యములు. తస్మిన్నితస్మిన్నగ్నౌ దేవా వర్షం జుహ్వతి తస్య ఆహుతేరన్నం సంభవతి. 2. 2005. ఇతి 6. ఖండః. 2. ఏతస్మిన్ అగ్నౌ దేవా వర్షం జుహ్వతి తస్య ఆహుతేః అన్నం సంభవతి. అట్టి ఆ యొక్క అగ్నియందు దేవతలు వర్షమును హోమము చేయుచున్నారు. అట్టి అగ్నియందు దేవతలు వర్షమును వాహనము చేస్తూ ఉండగా అట్టి ఆహుతుల వలన అన్నము ఆహారము పుడుతోంది. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5. ఖండః. 5. 7. పంచమ ప్రపాఠకః 7. ఖండము. 4. విశ్వయజ్ఞ హోమము. పురుషో వావ గౌతమాగ్నిస్తస్య వాగేవ సమిత్ ప్రాణో ధూమో జిహ్వాచిశ్చక్షురంగారా శ్రోత్రం విస్ఫులింగాః. 1. జూలై 2005. 1. పురుషో వావ గౌతమ అగ్నేః తస్య వాక్ ఏవ సమిత్ ప్రాణో ధూమో జిహ్వాత్ అర్చ్యః చక్షుః అంగారాః శ్రోత్రం విస్ఫులింగాః. నాలుగవ దేవతా హోమము అన్నము నుండి జనించిన పురుషుడే అగ్ని, వాక్కు సమిధ, ప్రాణము పొగ, జిహ్వ జ్వాల, చక్షువులు, చూపు, మండే బొగ్గు కణములు, చెవులు, వినికిడి, విస్ఫులింగములు. తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవ అన్నం జుహ్వతి తస్య ఆహుతే రేతః సంభవతి. జూలై 2, 2005. ఇతి సప్తమః ఖండః. 2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవ అన్నం జుహ్వతి తస్య ఆహుతే రేతః సంభవతి. అట్టి అగ్నియందు అన్నమును దేవతలు ఆహుతులుగా సమర్పిస్తున్నారు. అప్పుడు ఆ ఆహుతుల నుండి రేతస్సు జనిస్తోంది. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే సప్తమః ఖండః. 5, 8. పంచమ ప్రపాఠకః అష్టమ ఖండము పంచమ విశ్వయజ్ఞ హోమము యోషావావ గౌతమాగ్నిస్తస్య ఉపస్థా ఏవ సమిద్యదుపమంత్రయతే స ధూమో యోనిరచ్చిర్యదంత కరోతి తేంగారా అభినంద. విస్ఫులింగాః 1, 2005. 1. యోషావావ గౌతమ అగ్నేః తస్య ఉపస్థా ఏవ సమిత్ యత్ ఉపమంత్రయతే స ధూమో యోనిః అచ్యః యత్ అంతః కరోతి తే అంగార అభినంద విస్ఫులింగాః. 5. దేవతా హోమము స్త్రీర అగ్ని ఉపస్థ జననేంద్రియము సమిధలు. స్త్రీ పురుషుని ఆకర్షించు ఉపమంత్రమే ధూమము. జననేంద్రియమే జ్వాల. సంభోగమే బొగ్గు కణములు. రతిసుఖమే అగ్ని కిరణములు. తస్మిన్నే తస్మిన్నగ్నౌ దేవ రేతో జుహ్వతి తస్య ఆహుతేర్గర్భః సంభవతి. 2, 2005. ఇతి అష్టమః ఖండః. 2. తస్మిన్ ఏతస్మిన్ అగ్నౌ దేవ రేతో జుహ్వతి తస్య ఆహుతేయః గర్భః సంభవతి. అట్టి ఆ యొక్క అగ్ని కార్యమునందు అగ్నికి దేవతలు రేతస్కు ఆహుతిగా సమర్పిస్తున్నారు. అట్టి ఆహుతుల నుండి గర్భము సంభవిస్తోంది. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే అష్టమః ఖండః. 5, 9. పంచమ ప్రపాఠకః నవమ ఖండము పంచమ హవిస్సునందు జల పురుషుడు. ఇతి తు పంచమ్యామాహుతావప పురుషవచసో భవంతితి స ఉల్బావృతో గర్భో దశవ నవవ మాసానంతః సేత్వ యావద్వాథ జాయతే. సెప్టెంబర్ 1, 2005. 1. ఇతి తు పంచమ్యాం ఆహుతాః ఆపః పురుషవచసో భవంతి ఇతి స ఉల్బావృతో గర్భో దశ వా నవవ మాసానంతః సేత్వా యావత్వా అథ జాయతే. ఈ విధంగా 5. ఆహుతి దేవతలచే సమర్పించబడుచుండగా జలము పురుషుడు జీవుడు శబ్దమునకు వాచ్యముగా మెన్ మీనింగ్ అగుచున్నాయి. జరాయువు అనే గర్భసంచిలో 10 నెలలో 9 నెలలో గడుపుచు అక్కడ నిద్రిస్తూ చివరికి ఆ తరువాత జీవుడు జన్మించటం జరుగుతోంది. సజాతో యావదాయిషం జీవతి తం ప్రేతం దిష్టమితోగ్నయ ఏవ హరంతి యత ఏవేతో యతః సంభూతో భవతి. సెప్టెంబర్ 2, 2005. ఇతి నవమః ఖండః. 2. సజాతో యావత్ ఆయుషం జీవతి తం ప్రేతం దిష్టం ఇతో అగ్నయ ఏవ హరంతి యత ఏవేతో యతః సంభూతో భవతి. ఆ విధంగా జీవుడుగా జనించిన శిశువు జీవుడు ఆయుష్షు ఉన్నంతవరకు పాంచభౌతిక జగత్తులో జీవిస్తున్నాడు. మరణించిన తరువాత ఆ జీవుడు ప్రేతము అనబడుచున్నాడు. అట్టి ప్రేతము ఆ మరణించిన వానిని కర్మఫలానుసారంగా ఏ అగ్ని నుండి ఈ లోకమునకు వచ్చియున్నాడో ఆ అగ్నియే హరించి మరొక లోకములోనికి తీసుకొనిపోవటము అక్కడ తిరిగి ప్రతిష్ఠించటము జరుగుతోంది. అనగా ఈ జీవుడు దేహానంతరము మరొక దేహమునందు తనను తాను అనుభవముగా పొందుచున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే నవమ ఖండః. 5, 10. పంచమ ప్రపాఠకః దశమ ఖండము దేవయాన పితృయాన మార్గములు తద్య ఇత్థం విదుః. ఏ చేమేరణియే శ్రద్ధ తప ఇత్యుపాసతే తేక్షిశంభి సంభవంత్యర్చిషోహరహ్న ఆపూర్యమాన్పక్షమాపూర్యమాన్పక్షాద్యాంషడుమేతి మాసాంస్తాన్. 1, 2005. 1. తత్య ఇత్థం విదుః. ఏ చ ఏమే అరణ్యే శ్రద్ధ తప ఇతి ఉపాసతే తే అర్చిషం అభిసంభవంతి అర్చిషో అహరహ్న ఆపూర్యమాణపక్షం ఆపూర్యమాన్పక్షాద్యాన్ షడుదన్ ఏతి మాసాంస్తాన్. దేవయాన పంథ ఎవ్వరైతే ఈ విధంగా 1. శ్రద్ధ 2. వర్షము 3. అన్నము 4. రేతస్సు 5. గర్భము అనబడే 5 దేవతాహోమముల వలన ఈ శరీరయానము జీవాత్మ పురుషుడు వ్యవహారము సంభవిస్తోందని గ్రహిస్తాడో అరణ్యము బియోండ్ వర్గీ ఇవెంట్స్ అండ్ హాపనింగ్ లో ఉండి శ్రద్ధతో ఈ 5 ఆవలగల పరమాత్మ స్వరూపము ఉపాసిస్తారో అర్చిస్తారో అవారు కాంతివంతమగు లోకములు పొందుచున్నారు. వారు అర్చిష్మంతుడు అనబడే అగ్నిజ్వాల అభిమాని దేవతను పొందుచున్నారు. జ్వాల నుండి పగలును, పగలు నుండి శుక్లపక్షమును, ఉత్తరాయణ 6 నెలల షణ్మాసాం చివర ఉత్తరగతిని పొందుచున్నారు. మాసేభ్యః సంవత్సరం సంవత్సరాదాదిత్యమాదిత్య చంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పుషోమానవః స ఏనాన్ బ్రహ్మ గమేత్యేష దేవ్యానః పంథ ఇతి అక్టోబర్ 2, 2005 2 మాసేభ్యః సంవత్సర సంవత్సరాత్ ఆదిత్యం ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమాసో విద్యుతం తత్పురుషో అమానవః స ఏనాత్ బ్రహ్మ గమయతి ఏష దేవయనః పంథ ఇతి ఉత్తరాయణ షణ్మాసము నుండి సంవత్సరమును సంవత్సరము నుండి ఆదిత్యుని ఆదిత్యుని నుండి చంద్రమసమును చంద్రుని చంద్రమసము నుండి విద్యుత్తును తేజస్సును అక్కడి నుండి మానవ పరిధికి ఆవలగల తత్పురుషము అనబడే బ్రహ్మము వైపుగా ప్రయాణిస్తూ ఉంటారు. ఈ పంథ మార్గము విధి విధానము ను దేవయాన పంథ అని పిలుస్తున్నారు. అథయ ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్తమిత్యుపాసతేతే ధూమమభిసంభవంతి ధూమాద్రాత్రిగ్ రాత్రేరుపరపక్షమపరపక్షాద్యాంశ దక్షిణేతి మాసాంస్థాన్నైతే సంవత్సరంభి ప్రాప్నువంతి అక్టోబర్ 3, 2005 3 అథయ ఇమే గ్రామ ఇష్టాపూర్తే దత్తం ఇతి ఉపాసతే తే ధూమం అభిసంభవంతి ధూమాత్ రాత్రిగ్న్ రాత్రేహ అపరపక్షం అపరపక్షాద్యాంత్ షట్ దక్షిణ ఏతి మాసాగ్ తాన్న ఏతే సంవత్సరం అభిప్రాప్నువంతి పితృయాన మార్గము ఎవ్వరైతే తామున్న చోట ఇష్టాపూర్తములను యజ్ఞయాగములు లోకసేవా కార్యక్రమములను నిర్వర్తిస్తూ ఉంటారో దానధర్మములు మొదలైనవి నిర్వర్తిస్తూ అట్టి ఆశయములు మాత్రమే కలిగి ఉంటారో అట్టివారు ధూమ పొగ లోకములు చేర్చున్నారు. ధూమము నుండి రాత్రికి, రాత్రి నుండి కృష్ణపక్షమునకు, కృష్ణపక్షము నుండి దక్షిణాయన షట్మాసములను, అక్కడి నుండి సంవత్సరమును పొందుచున్నారు. మాసేభ్యః పితృలోకం పితృలోకాదాకాశమాకాశ చంద్రమసమేష సోమో రాజా తద్దేవానమన్నం తం దేవా భక్షయంతి అక్టోబర్ 4, 2005 4 మాసేభ్యః పితృలోకం పితృలోకాత్ ఆకాశం ఆకాశాత్ చంద్రమసం ఏష సోమో రాజా తత్ దేవానాం అన్నం తం దేవా భక్షయంతి మాసముల నుండి పితృలోకములకు పితృలోకముల నుండి ఆకాశమునకు ఆకాశము నుండి చంద్రమసమునకు ఆయా అభిమాన దేవతలకు చేర్చున్నారు. ఈతడే సోమరాజు. ఈతడు దేవతలకు ఆహారము అగుచున్నాడు. దేవతలు ఆతనిని అన్నముగా ఆహారముగా భుజించుచున్నారు. తస్మిన్యవాత్ సంపాతము షిత్వాథేతమేవాధ్వానం పునర్నివర్తంతే యథేతమాకాశమాకాశాద్వాయుం వాయుర్భూత్వా ధూమో భవతి ధూమో భూత్వాభ్రం భవతి అక్టోబర్ 5, 2005 5 తస్మిన్ యావత్ సంపాతం ఉషిత్వా అథ ఏతం ఏవ అధ్వానం పునః నివర్తంతే అక్కడ పురాకృత కర్మల ఫలములను పొందుచూ తిరిగి పునరావృత్తిగా క్రింద జన్మలను పునః పొందుచున్నారు. యథా ఏతం ఆకాశం ఆకాశాత్ వాయుం వాయః భూత్వా ధూమో భవతి ధూమో భూత్వా అభ్రం భవతి పునరావృత్తి యానము ఇది శరీరము విడిచినప్పుడు ఏ మార్గంలో ప్రయాణం చేసి ఉన్నారో ఇప్పుడు ఆ మార్గంగానే తిరిగి దేహముల ధారణ వైపుగా తిరిగి వస్తున్నాడు. ఇదివరకు వెళ్లినది మాసములు పితృలోకము ఆకాశము చంద్రమసము ఇప్పుడు తిరిగి రాక చంద్రమసము నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువులో ప్రవేశము వాయువు నుండి ధూమము పొగ ధూమము నుండి మేఘము అగుచున్నాడు. అభ్రం భూత్వా మేఘో భవతి మేఘో భూత్వా ప్రవర్షతి తా ఇహ వ్రీహ్యవా ఔషధవనస్పతే స్థిలమాష ఇతి జాయంతేతో వై ఖలు దుర్నిష్ప్రపతరం యో యో హెన్నమత్తి యో రేతః సించతి తద్భూయ ఏవ భవతి అక్టోబర్ 6, 2005 6 అభ్రం భూత్వా మేఘో భవతి మేఘో భూత్వా ప్రవర్షతి తా ఇహ వ్రీహ్యవా ఔషధి వనస్పతయః తిలమాషా ఇతి జాయంతే. అతో వై ఖలు దుర్నిష్ప్రపతరం. యో యో హి అన్నం అత్తి, యో రేతః సించతి, తత్ భూయ ఏవ భవతి. దట్టమైన మేఘమై వర్షించు మేఘము అగుచున్నాడు. మేఘము నుండి చినుకుల ద్వారా వర్షించువాడగుచున్నాడు. అట్లా వర్షించి భూముపై వ్రీహి ధాన్యముగా వడ్లుగా యవ ధాన్య విశేషములుగా గోధుమలు మొదలైనవి ఔషధులు అరటి వంటి మొక్కలు మొదలైనవిగా వనస్పతులు చెట్లుగా తిల నువ్వులుగా మాషా మినుములుగా ఆయా రూపములు పొందుచున్నాడు. ఈ విధంగా ఈ జీవుడు తిరిగి దేహరూపముగా అవటమనేదంతా అనేక కష్టము బాధ దుర్ఘటనములతో కూడినదే. ఆయా రూపములలో బయటకు వచ్చుటకు అనేక కష్టములు పొందుచున్నారు. ఆయా పదార్థముల రూపము పొంది ఆ తరువాత జీవుల ఆహారము రూపముగా అయి ఆహారము రేతస్సుగా అయి విడుబడి ఆయా రూపములు కలదిగా అగుచున్నది. తద్య ఇహ రమణీయచరణ అభ్యాసో హయత్తే రమణీయ యోనిమాపద్యరం బ్రాహ్మణయోనిం వా క్షత్రియోనిం వా వైశ్యయోనిం వాథయ్య ఇహ కపుయచరణ అభ్యాసో హయత్తే కపుయం యోనిమాపద్యరం స్వయోనిం వా సూకరయోనిం వా చండాలయోనిం వా. అక్టోబర్ 7, 2005. 7. తద్య ఇహ రమణీయ చరణ అభ్యాసో హయత్తే రమణీయాం యోనిం ఆపద్యేరన్ బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా వైశ్య యోనిం వా అథయ ఇహ కపూయ చరణ అభ్యాసో హయత్తే కపూయాం యోనిం ఆపద్యేరన్ స్వయోనిం వా సూకర యోనిం వా చండాల యోనిం వా. అట్టి జీవులలో ఇతహపూర్వము రమణీయమైన పుణ్యప్రదమగు ఆచరణ అభ్యాసము కలవారు రమణీయమైన యోనులు జన్మలు పొందటం జరుగుతోంది. బ్రహ్మతత్వముపై ధ్యాసగల బ్రాహ్మణ కార్య సమర్థత గల క్షత్రియ వ్యవహార వ్యాపార దక్షత గల వైశ్య యోనులందు జన్మిస్తున్నారు. అట్లా కాకుండా దుష్టమైన ఆచరణ అభ్యాసములు కలవారు చెడు నడవడి గలవారు కపూయ అల్ప యోనులలో కుక్క పంది చండాల యోనులలో జన్మ పొందుచున్నారు. అథేతయోహ పథోర్న కతరణచన తాని మాని క్షుద్రాణేశ క్రూదావర్తిని భూతాని భవంతి జాయస్వ మ్రియస్వేత్యేత తృతీయం స్థానం తేనాసౌ లోకో న సంపూరితే తస్మాజ్జుగుప్సేత తదేశ శ్లోక. అక్టోబర్ 8, 2005. 8. అథ ఏతయోహ పథోహ న కతరేణచన తాని ఇమాని క్షుద్రాణి అసకృత ఆవర్తీని భూతాని భవంతి జాయస్వ మ్రియస్వ ఏతి ఏతత్ తృతీయం స్థానం తేన అసౌ లోకో స సంపూర్యతే తస్మాత్ జుగుప్సేత తత్ ఏష శ్లోకః. కొందరు పై మార్గములు కాకుండా అల్పమగు దోమ వంటి క్రిమికీటక క్షుద్ర ప్రాణులే మరల మరల జన్మిస్తూ ఉంటారు. జన్మిస్తూ మరణిస్తూ ఉండటంచేత వారు ఈ లోకములోనే సంచారములు రాకపోకలు కలిగి ఉంటూ ఉన్నారు. అందుచేతనే స్వర్గము పితృలోకము మొదలైన ఊర్ధ్వలోకములు నిండటము జరగటము లేదు. పైన చెప్పుకొన్నరితిగా ఉత్తరోత్తర స్థితిగతులలో గల భీకర దుహకస్థితులు గమనించి ముందుగానే నిషిద్ధకర్మలు క్రూర ప్రవర్తనలు పట్ల అత్యంత జాగరుకులే ఉండాలి. ఈ విషయము వివరిస్తూ పాఠ్యాంశములున్నాయి. స్తేనో హిరణ్యస్య సురాం పిబంశ్చ గురోస్తల్పమావసంద్రమః చైతే పతంతి చత్వారః పంచమశ్చ చరంస్తైరితి. అక్టోబర్ 9, 2005. 9. స్తేనో హిరణ్యస్య సురాం పిబంశ్చ గురోహ తల్పం ఆవసన్ బ్రహ్మః చ ఏతే పతంతి చత్వారః పంచమశ్చ ఆచరం స్రైరితి. ఉత్తరోత్తర సుదీర్ఘదుఖస్థితులను దృష్టిలో పెట్టుకొని పంచ 5 నిషిద్ధ మహాపాతకములు ఈ విధంగా చెప్పబడుచున్నాయి. 1. బంగారము అపహరించువాడు. 2. సురాపానము చేయువాడు. 3. గురుపత్ని సంగమము. 4. బ్రహ్మహత్య చేయువాడు. ఇవి పతనమునకు కారణము. 5. పై దోష ప్రవర్తన కలవారితో కూడి సంచరించటము పంచమ మహాపాతకముగా చెప్పబడుతోంది. అథహాయ ఏతానేవం పంచాగ్నిన్వేద నసః తైరప్యాచరన్ పాప్మనా లిప్యతే శుద్ధః పూతః పుణ్యలోకో భవతి యా ఏవం వేద యా ఏవం వేద. అక్టోబర్ 5, 2010. ఇతి దశమః ఖండః. 10. అథహాయ ఏతాన్ ఏవం పంచాగ్నిన్వేద నసః ఏతయః అపి ఆచరన్ పాప్మనా లిప్యతే శుద్ధః పూతః పుణ్యలోకో భవతి యా ఏవం వేద యా ఏవం వేద. అయితే ఎవ్వరైతే ఈ పంచమ పాఠకములో చెప్పుకున్న పంచాగ్నులను ఎరిగినవాడై వాటి యొక్క అంతర్లీన తత్వమును ఉపాసిస్తూ ఉంటారో పైన చెప్పిన పంచ మహాపతకముల దోషముల నుండి తదితర పాపదోషములను పొందడు. పరిశుద్ధుడు, నిర్మలుడు, పునీతుడు కాగలడు, పుణ్యలోకములలో ప్రవేశము పొందగలడు. అందుచేత అట్టి పంచాగ్ని తత్వములను ఎరిగి ఆత్మోపాసనను ఆశ్రయించెదరుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే దశమః ఖండః 5-11. పంచమ ప్రపాఠకః ఏకాదశ ఖండము వైశ్వానరాత్మోపాసన. ప్రాచీనశాల ఔపమన్యవః సత్యయజ్ఞః పౌలుషరింద్రద్యుమ్నో భాల్యవేయో జనః శార్కరాక్ష్యో గుడిల ఆస్వతరాస్విస్తే హైతే మహాశాలా మహాశ్రోత్రియాః సమేత్య మీమాంసాం చక్రుహకో నా ఆత్మా కిం బ్రహ్మేతి. నవంబర్ 1, 2005. 1. ప్రాచీనశాల ఔపమన్యవః సత్యయజ్ఞః పౌలుషః ఇంద్రద్యుమ్నో భాల్యవేయో జనః శార్కరాక్ష్యో గుడిల అశ్వతరాస్వ్యః. ఒకానొక సందర్భంలో కొందరు మహనీయులు సత్సంగపూర్వకంగా ఒకచోట సమావేశమవటం జరిగింది. 1. అపమన్యుని కుమారుడు ప్రాచీనశాలుడు. 2. పులిషి యొక్క కుమారుడు సత్యయజ్ఞుడు. 3. భల్లవి పుత్రుడు ఇంద్రద్యుమ్నుడు. 4. శర్కరాక్షుని పుత్రుడు జనుడు. 5. అశ్వతరాశ్వుని పుత్రుడు రూడిలుడు. తే హైతే మహాశాల మహాశ్రోత్రియాః సమేత్య మీమాంసాం చక్రుః కో నః ఆత్మా కిం బ్రహ్మేతి. వీరు గొప్ప శాస్త్రకోవిదులు, గొప్ప శిష్యగణము గల గుహస్థులు, శృతుల గురించి అధ్యయనము చేసిన శ్రోత్రియులు. వీరంతా సమావేశమై మన ఆత్మ అనగా ఎవరు, పరబ్రహ్మము అనగా ఏది అని సమాలోచన చేయసాగారు. తే హ సంపాదయాంచకృద్ధాలకో వై భగవంతోయమారుణ్యః సంప్రతి మమాత్మానం వైశ్వానర మధ్యేతి తగ్ హంతాభ్యాగచ్ఛామేతి తగ్మహాభ్యాజగ్మః. నవంబర్ 2, 2005. 2. తే హ సంపాదయాం చక్రుః ఉద్దాలకో వై భగవంతో అయం ఆరుణ్యః సంప్రతి ఇమం ఆత్మానం వైశ్యానరం అధ్య ఇతి తం హంత అభ్యాగచ్ఛాం ఏతి తంహాభ్యాజగ్మః. కొంతసేపు సమాలోచన చేసిన తరువాత, ఇట్లా కాదు, మనము వేదతత్వము తెలిసిన సద్గురువును ఆశ్రయిద్దాము అని అనుకున్నారు. ఆరుణి ఋషి కుమారుడైన ఉద్దాలక మహర్షి ఆరుణి దర్శనం చేసుకుని వారి వద్ద వైశ్వానరుపాసన విద్య గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. వెంటనే ఆరుణి నామధేయ ఉద్దాలక మహర్షి ఆశ్రమానికి వచ్చి తత్వవేత్త ఆగు ఆ మహర్షిని సందర్శించారు. హే మహాత్మా, మాకు వైశ్వానర విద్యను బోధించ ప్రార్థన. సహ సంపాదయాంచకార ప్రక్ష్యంతి మామిమే మహాశాల మహాశ్రోత్రియాస్తేభయో నా సర్వమివ ప్రతిపత్స్యే హంతాహమన్యమభినుశాసానితి. నవంబర్ 3, 2005. 3. సహ సంపాదయాంచకార ప్రక్ష్యంతి మాం ఇమే మహాశాల మహాశ్రోత్రియాః తేభ్యో నా సర్వమివ ప్రతిపత్స్యే హంత అహం అన్యం అభ్యనుశాసాని ఇతి. ఉద్దాలక మహర్షి ఈ విధంగా తలచారు. ఈ వచ్చినవారు పెద్ద శిష్యబృందము గల గుహస్థులు. వీరు అనేక వివరణల గురించి నన్ను ప్రశ్నించగలరు. వీరికి వైశ్వానర విద్య గురించి సంపూర్తిగా బోధించలేను. అందుచేత వీరికి మరొక మహనీయుడగు గురువును ఆశ్రయించటానికే దారి చూపిస్తాను, ఇట్లా అనుకుని ఈ విధంగా పలుకసాగారు. తాన్హోవాచాస్వపతిర్వై భగవంతోయం కైకేయః సంప్రతి మమాత్మానం వైశ్వానరమధ్యేతి తఘంతాభ్యాగచ్ఛామేతి తఘాభ్యాజగ్ము. నవంబర్ 4, 2005. 4. తాన్హ ఉవాచ అస్వపతిర్వై భగవంతో అయం కైకేయః సంప్రతి ఇమం ఆత్మానం వైశ్వానరమధ్య ఇతి తం హంత అభ్యాగచ్ఛాం ఏతి తంహాభ్యాజగ్మః. ఉద్దారక మహర్షి ఓ మహాశాల మహాశ్రోత్రీలారా, పూజనీయులారా, నాకన్న కూడా వైశ్వానరోపాసన గురించి ఎరిగియున్నవారు మహనీయుడు అగు ఒకరున్నారు. వారు ఆయన కేకే రాజకుమారుడగు అశ్వపతి మహారాజు. వారు వైశ్వానరుని ఎరిగియున్నవారు. మనము ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి వైశ్వానర విద్య గురించి శ్రవణము అధ్యయనము చేద్దాము. పదండి. తేభ్యోహ ప్రాప్తేభ్యః పృథగర్హాణి కార్యాంచకార సహ ప్రాతః సంజిహాన ఉవాచ న మేస్తేనో జనపదేన కర్దర్యో న మద్యపో నానాహితాగ్నిర్నా విద్వాన్న స్వైరీ స్వైరిణి కుతో యక్ష్యమాణో వై భగవంతోహమస్మి యావదేకేకస్మ ఋత్విజే ధనం దాస్యామి తావద్భగవద్భ్యో దాస్యామి వసంతు భగవంత ఇతి నవంబర్ 5, 2005 తేభ్యో హ ప్రాప్తేభ్యః పృథక్. అర్హాణి కార్యాంచకార సహపాత్రః సంజిహాన ఉవాచ. ఆ మరునాడు వారంతా అశ్వపతి మహారాజు వద్దకు వెళ్లి వారిని సందర్శించారు. అప్పుడు అశ్వపతి మహారాజు ఆ వచ్చిన వారందరికీ సుస్వాగతము పలికారు. ఒక్కొక్కరికీ సత్కారములు సపర్యలు అందజేశారు. ఆ మరునాడు ఉదయము వారందరినీ సమీపించి రాజు ఇట్లా పలికారు. నమేస్తేనో జనపదే, న కదర్యో న మద్యపో, నానాహితాగ్న్యః న విద్వాన్, న స్వైరీ స్వైరిణీ కుతః, యక్ష్యమాణో వై భగవంతో అహమస్మి. అశ్వపతి మహారాజు, ఓ పూజనీలారా, ఈ మా రాజ్యములో దొంగలుగాని లోభులుగాని లేరు, మద్యపానం చేయవారు లేరు, అహితాగ్నినిష్ఠులు కానివారు లేరు, అవిద్వాంసులు లేరు, వ్యభిచారులుగాని కుంటలుగాని లేరు. మీరు నిశ్చింతగా మా రాజ్యంలో కొంతకాలము ఉండి ఆనందించండి. భగవాన్, నేను ఇప్పుడు ఒక యజ్ఞమును ప్రారంభించబోతూ దీక్ష తీసుకోబోతున్నాను. యావత్ ఏకైకస్మా ఋత్విజే ధనం దాస్యామి తావత్ భగవభ్యో దాస్యామి వసంతు భగవంత ఇతి. ఈ జరగబోయే యజ్ఞమునకు ఋత్విజులు వచ్చియున్నారు. ఒక్కొక్క ఋత్విజునికి ఎంతెంత సమర్పించుకోబోచున్నానో అంతంత ధనము మీలో ప్రతి ఒక్కరికి కూడా సమర్పించుకుంటాను. మీ మహనీయత్వమును గౌరవించుకుంటాను. నాచే మీరు పూజింపబడుచు ఇక్కడ ఉండండి. ఇది నా అభ్యర్థన ప్రార్థన. తే హోచుర్యేన హైవార్థేన పురుషశ్చరేత్త ఘైవ వదేదాత్మానమేవేమం వైశ్వానరం సంప్రత్యధ్యేషి తమేవనో బ్రూహీతి. నవంబర్ 6, 2005. ఆరో తే హి ఊచు ఏన హేవ అర్థేన పురుషశ్చః ఏత్తగ్ హైవ వదేత్ ఆత్మానం ఏవేమం వైశ్వానరగ్ సంప్రత్యధ్యేషి తమేవ నో బ్రూహి ఇతి. ఉద్దారక ఋషి, ప్రాచీనశాలుడు, సత్యేజ్లుడు, ఇంద్రద్యుమ్నుడు, జనుడు, బుడిలుడు, మహారాజా, అశ్వపతి, మీ స్వాగత వచనములకు, అభ్యాగతి మర్యాదలకు, ధనసమర్పణ సంసిద్ధతకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మీకు సర్వదా శుభమగుగాక. మీ యజ్ఞ కార్యక్రమము దిగ్విజయమగుగాక. అయితే ఇక్కడ ఒక విషయం మీకు విన్నవించుకుంటున్నాము. మేము సంపదల కొరకే మీ వద్దకు రాలేదు. ఎవరు ఏ ప్రయోజనము కొరకే వస్తారో అదియే మీ వంటి మహనీయులు సిద్ధింపజేయటము ఆచరిస్తూ ఉంటారు కదా. మీరు వైశ్వానర విద్యను సవివరంగా సశాస్త్రీయంగా ఎరిగి ఉన్నవారనున్నది లోకప్రసిద్ధము. అందుకొరకే విద్యార్థులమై వచ్చాము. దయతో వైశ్వానర విద్యను మాకు బోధించవలసినదిగా అర్థిస్తున్నాము. అనుగ్రహించండి. తాన్హోవాచ ప్రాతర్వః ప్రతివక్తాస్మీతి తే హ సమిత్పాణేహ పూర్వాహ్నే ప్రతిచక్రమిరే తాన్హానుపనియవేతదువాచ. నవంబర్ 7, 2005. ఇతి ఏకాదశః ఖండః. 7. తాన్హా ఉవాచ ప్రాతర్వః ప్రతివక్తాస్మి ఇతి తే హ సమిత్ పాణయ పూర్వాహేణ ప్రతిచక్రమిరే తాన్వ అనుపనియేవ. ఏతత్ ఉవాచ అశ్వపతి మహారాజు, మహనీయులారా, అట్లాగే. అయితే అట్టి విద్య మనం అభ్యసించటానికే మీరు ప్రాతకాల ఉదయ సమయములలో సంసిద్ధులై ఉండండి. అప్పుడు మాత్రమే నాకు తీరిక. ఆ మరునాడు ఉదయమే ఉద్దాలకూషి మొదలైనవారు సమిత్ ప్రాణులై సమిధల కట్టెలను గురుసమర్పణగా చేతబునినవారే సిద్ధమై ఉన్నారు. వారికి ఒపనైన దీక్ష నియమించకుండానే అశ్వపతిరాజు ఈ విధంగా బోధించటము ఆరంభించారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5, 12. పంచమ ప్రపాఠకః 12వ ఖండము ద్విలోక వైశ్వానరుపాసన. ఓపమన్యవ కం త్వమాత్మానముపాస ఇతి దివమేవ భగవో రాజన్నితి హోవాచేష వైసుతేజ ఆత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపాస్సే తస్మాత్తవసుతం ప్రసుతమాసుతం కులే దృశ్యతే. డిసెంబర్ 1, 2005. ఒకటి ఔపమన్యవకం త్వం ఆత్మానం ఉపాస ఇతి. ఔపమన్యుడు దివమేవ భగవో రాజన్. అశ్వపతి మహారాజు మహనీయుడగు ఔపమన్య మునీంద్రుల ప్రియ కుమారుడగు ఔపమన్య. ప్రాచీనశాల, మీరు ఆత్మను ఏ విధంగా ఉపాసిస్తూ ఉన్నారో ముందుగా అది వివరించి మాకందరికీ చెప్పండి. ఔపమన్యుడు ప్రాచీనశాలుడు రాజా. ద్యులోకమును దేవతాలోకమును వైశ్వానరాత్మగా ఉపాసిస్తున్నాను. ఇతి హౌవాచ. ఏష వై సుతేజ ఆత్మ వైశ్వానరో త్వయం త్వం ఆత్మానం ఉపాస్సే తస్మాత్ తవ సుతం ప్రసుతం ఆసుతం కులే దృశ్యతే. అశ్వపతిరాజు, అయితే మీరు ఉపాసిస్తూ ఉన్నది ఆత్మయొక్క ఒక సంతేజము అయినట్టి వైశ్వానరాత్మను మాత్రమే. అది పూర్ణాత్మ యొక్క ఉపాసన కాదు. మీరు సుతేజ అనబడే ఆత్మయొక్క కళను మాత్రమే ఉపాసిస్తున్నారు. సుతేజ వైశ్వానరాత్మ కేవలమగు ఆత్మకు ఒక అవయవము వంటిది. మీరు ఉపాసిస్తూ వస్తున్నది ఒకటి సుతము, వైదిక కర్మ అగ్నిష్టోమము నందు సోమలతను దంచి వేరుచేయబడిన సోమరసము, రెండు ప్రసుతము క్రతువులలో వాజపేయము వాటియందు సంపాదించబడే సోమరసము, మూడు అసుతము యాగములందు సత్రయాగము మొదలైన వాటియందు నిరంతరము ఉపయోగించు సోమరసముగా సుస్పష్టము అవుతోంది. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చసం కులే యా ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే మూధాత్వేష ఆత్మనైతి హోవాచ మూర్ధాతే వ్యపతిష్యద్యన్మాం నాగమిష్యైతి. December 2, 2005. ఇతి ద్వాదశః ఖండః. రెండు అత్స్యన్నం పశ్యసి ప్రియం అత్యన్నం పశ్యతి ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులే యా ఏతం ఏవం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే మూర్ధాతి ఏష ఆత్మనా ఈతి. మీరు ఆహారము చక్కగా పొంది భుజించగలరు, ప్రియమగు పదార్థములు పొందగలరు. ఎవరైతే పరబ్రహ్మమును లేక వైశ్వానరాత్మను దివ్యలోకముగా పూజిస్తారో అట్టివారి కులల్లో సత్కర్మానుష్ఠానపరులే పుడతారు. అట్టివారి కులల్లో బ్రహ్మవర్చస్సు ఆగుపడుతూ ఉంటుంది. అయితే అట్టివారిది పూర్ణాత్మకు చెందిన శిరస్సు యొక్క ఉపాసన మాత్రమే, సంపూర్ణమైన ఉపాసన కాదు. హ ఉవాచ మూర్ధాతే వ్యపతిష్యత్ యత్ మాం నాగమిష్య ఇతి. ఓ ఔపవన్య, ఒకవేళ మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేను చెప్పబోవు వైశ్వానరాత్మ యొక్క వివరణ వినకపోతే ఎప్పుడో మీ తల క్రింద పడిపోయి ఉండేదే. అనగా మీరు అసంపూర్ణ ఉపాసనచే తలవంచవలసి వచ్చేది. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5వ అధ్యాయ 12వ ఖండః 5:13. పంచమ ప్రపాఠకః 3వ ఖండము ఆదిత్య వైశ్వారోపాసన. అథ హోవాచ సత్యయజ్ఞం పౌరుషిం ప్రాచీనయోగ్యకం త్వమాత్మానముపాస ఇత్యాదిత్యమేవ భగవో రాజన్నితి. హోవాచేష వై విశ్వరూప ఆత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపాస్సే తస్మాత్ తవ బహు విశ్వరూపం కులే దృశ్యతే. 5.13.1.1. అథ హోవాచ సత్యయజ్ఞం పౌరుషిం ప్రాచీనయోగ్యకం త్వం ఆత్మానం ఉపాస ఇతి. ఆదిత్యమేవ భగవో రాజన్ ఇతి. అశ్వపతి మహారాజు, ఓ ప్రాచీన యోగ్యుడా, మానవీయుడగు పులిష మునీశ్వరుని కుమారా, సత్యయజ్ఞ, మీరు చెప్పండి, మీరు దేనిని ఆత్మగా ఉపాసిస్తున్నారు? సత్యయజ్ఞుడు భగవాన్. రాజన్, గురుదేవా, నేను సూర్య భగవానుని వైశ్వానరాత్మదేవునిగా లేక పరమాత్మగా ఉపాసిస్తున్నాను. హ ఉవాచ ఏష వై విశ్వరూప ఆత్మ వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాస్సే తస్మాత్ తవ బహు విశ్వరూపం కులే దృశ్యతే. అశ్వపతి మహారాజు, నీవు ఏ సూర్యుని ఉపాసిస్తున్నావో ఆయన వైశ్వానరాత్మ యొక్క ఒక అంశ రూపమే ఉపాసిస్తున్నారు. అట్టి ఆత్మస్వరూపోపాసన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆదిత్యుడే విశ్వరూపుడు కనుక ఆయనను ఉపాసించటం వలన మీ కులములో వంశములో అనేక ఇహపర సుఖములు ఇచ్చే సాధనములు కనబడుచున్నాయి. సాధన సంపత్తి సమగ్రంగా లభించగలదు. ప్రవృత్తోస్వతరీరథో దాసీనిష్కోత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చసం కులే యా ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే చక్షుషేతదాత్మన ఇతి హోవాచాంధో భవిష్యో యన్మాం నాగమిష్య ఇతి 5.13.2 ఇతి త్రయోదశః ఖండః. 2 ప్రవృత్తో అశ్వతరీరథో దాసీ నిష్కో అత్స్యన్నం పశ్యసి. అశ్వతర గుర్రము కంచరగాడిద రథములు దాసదాసిజనులు శుభ్రమైన ఆహారము కలిగియుండగలరు. ప్రియమగు అన్నము సర్వదా లభించగలదు. ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం అత్యన్నం పశ్యతి ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులేయ ఏతమేవం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే చక్షుష్ట్వ ఏతత్ ఆత్మన ఇతి. హ ఉవాచ అంధో అభవిష్కో యత్ మాం నాగమిష్య ఇతి. ప్రియమైన విషయములు చూస్తూ ఉండగలరు, బ్రహ్మవర్చస్సు కలిగి యుంటారు కనుక ఈ విధంగా ఆత్మను ఆదిత్యరూపంగా ఉపాసించటము శుభప్రదమే. అయితే మీరు ఉపాసించినది వైశ్వానరాత్మ యొక్క కన్ను మాత్రమే, అందుచేత అది సంపూర్ణమైన వాస్వానరోపాసన కాదు. ఏది ఏమైతేనేమి, మీరు మాత్రం నా దగ్గరకు ఇప్పుడు వచ్చి వైశ్వానరాత్మ యోగము ఉపాసనల గురించి శ్రవణం చేయబోతున్నారు కాబట్టి మంచిదే. అట్లా వచ్చి ఉండకుంటే మీరు పూర్ణాత్మ జ్ఞాన విషయంలో గ్రుడ్డివారు అయిపోయేవారే. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5 త్రయోదశః ఖండః. 5.14 పంచమ ప్రపాఠకః 4 ఖండము ఓ వాయు వైశ్వానరుపాసన అథ హోవచేంద్రద్యుమ్నం భాల్లవేయం వైయాఘ్రపద్యకం త్వమాత్మానముపాస ఇతి వాయుమేవ భగవో రాజన్నితి హోవచేషవై పృథగ్వత్మాత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపాసే తస్మాత్వాం పృథగ్బలయ ఆయంతి పృథగ్రత శ్రేణయోనియంతి. 5.14.1.1 అథ హ ఉవాచ ఇంద్రద్యుమ్నం భాల్లవేయం వైయాఘ్రపద్యకం త్వం ఆత్మానం ఉపాస ఇతి. అశ్వపతి మహారాజు ఓ భల్లవి మునీశ్వరుని పుత్రులగు ఇంద్రద్యుమ్న మహాశయ వైయాఘ్రపద్య, మీరు కూడా చెప్పండి, మీరు ఆత్మ అనగా ఏదని ఉపాసిస్తున్నారు? వాయుమేవ భగవో రాజన్ ఇతి. హ ఉవాచ ఏష వై పృథక్ వత్మ ఆత్మ వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాస్సే తస్మాత్ త్వాం పృథక్ బలయ ఆయంతి పృథక్ రథ శ్రేణయో అనియంతి. ఇంద్రద్యుమ్నుడు గురువర్య, మహారాజా, నేను వాయుదేవుని పరమాత్మగా ఉపాసిస్తున్నాను. నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. అశ్వపతి మహారాజు వనగా ఓ ఇంద్రద్యుమ్నముని, మీరు పృథక్ వత్మాను వైశ్వానరాత్మాంశను ఉపాసిస్తున్నారన్నమాట. వాయువు నానాగతి కలది కదా, అందుచేత మీరు అనేక దిక్కుల నుండి బలమును పొందగలరు. అనేక రథములు మీ వెనుకగా, మీరు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి నడచివస్తూ ఉండగలరు. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చసం కులే యా ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే ప్రాణస్త్వేష ఆత్మనైతి హోవాచ ప్రాణస్త ఉదక్రమిష్యద్యన్మాం నాగమిష్యైతి. 5.14.2 ఇతి చతుర్దశః ఖండః. 2 అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులే యా ఏతమేవం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే ప్రాణస్త్వేష ఆత్మనైతి. మీరు పవిత్రము ప్రియము అగు ఆహారము ఎల్లప్పుడు పొందుచు ఉండగలరు, అన్నభోక్త అయి ఉంటారు, అందరికీ ప్రీతిపాత్రులు అవుతారు, బ్రహ్మవర్చస్సు కలిగి ఉంటారు. ఆ విధంగా వాయువును వైశ్వానరాత్మగా ఉపాసించటం చేత మీ వంశము పవిత్రమై ఉండగలదు. అయితే మీరు వైశ్వానరాత్మ యొక్క ప్రాణాంశను మాత్రమే ఉపాసించినవారుగుచున్నారు, అనగా మీ యొక్క వైశ్వానరుపాసన సమగ్రము కానే కాదు. హ ఉవాచ ప్రాణస్త ఉదక్రమిష్యేత్ మాం నాగమిష్య ఇతి. ఒకవేళ మీరు నా వద్దకు వైశ్వానరుపాసన యొక్క వాస్తవ తత్వము శ్రవణము చేయటానికి వచ్చి ఉండకపోతే మీరు ప్రాణము పోగొట్టుకుని ఉండేవారు సుమా. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5.14. 5.15 పంచమ ప్రపాఠకః పంచదశఖండము ఆకాశ వైశ్వానరుపాసన అథహోవాచ జనక్సార్కరాక్ష్యకం త్వమాత్మానముపాస ఇత్యాకాశమేవ భగవో రాజనితి హోవాచేష వై బహుల ఆత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపస్సే తస్మాత్వం బహులోసి ప్రజయా చ ధనేన చ 5.15.1.1 అథహ ఉవాచ జనక్ సార్కరాక్ష్య కం త్వం ఆత్మానం ఉపాస ఇతి అశ్వపతి మహారాజు ఓ సర్కరాక్ష మునీశ్వరుని ప్రియకుమార జనమహాశయ మీరు చెప్పండి, మీరు ఇంతవరకు వైశ్వానరాత్మగా ఎవరిని లేక దేనిని ఉపాసిస్తున్నారు? అది ఈ మన సభకు వివరించి చెప్పండి. ఆకాశమేవ భగవో రాజన్ ఇతి జనుడు మహాత్మా అశ్వపతి మహారాజా గురువర్యా, నేను ఆకాశమును భగవానునిగాను వైశ్వానరాత్మగాను ఉపాసిస్తూ ఉన్నాను. హ ఉవాచ ఏష వై బహుళ ఆత్మా వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాసే తస్మాత్వం బహులో అసి ప్రజాయచ ధనేన చ అశ్వపతి మహారాజు ఓ జన మహాశయ, మీరు ఆత్మను ఆకాశరూపంగా ఉపాసించటము బహుళోపాసన అని చెప్పబడుతూ ఉంటోంది. అందుచేత మీరు బహుళమగు అష్టసంపదలతోనూ ఉత్తమ జన సంపదతోనూ ధనముతోనూ సర్వదా సమృద్ధులే ఉంటారు. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చసం కులే యాయేతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే సందేహస్త్వేష ఆత్మనైతి హోవచ సందేహస్తే వ్యసిర్యద్యన్మాం నాగమిష్య ఇతి 5.15.2 ఇతి పంచదశః ఖండః 2. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులే యాయేతమేవం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే సందేహస్త్వ ఏష ఆత్మనైతి. హ ఉవాచ సందేహః తే వ్యదీర్యతి యత్మా నాగమిష్య ఇతి సమృద్ధిగాను ప్రియముగాను ఎల్లప్పుడూ మీరు ఆహారము పొందుతూ ఉంటారు, అందరికీ ప్రియము అవుతారు, మీ వంశము బ్రహ్మవర్చస్సుతోనూ జ్ఞానులతోనూ విరాజిల్లగలదు. అయితే మీరు ఉపాసిస్తున్న వైశ్వానరోపాసన ఆత్మ యొక్క మధ్యభాగము మాత్రమే ఉపాసించువర్గుచున్నారు సుమా. మీరు ఇక్కడికి నా వద్దకు వచ్చి ఉండకపోతే మీ శరీర మధ్యభాగము నశించిపోయి ఉండేదే. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5.16. పంచమ ప్రపాఠకః షోడశఖండము జల వైశ్వానరుపాసన అథ హోవాచ బుడిలమాస్వతరాశ్విం వైయాఘ్రపద్యకం త్వమాత్మానముపాస ఇత్యపా ఏవ భగవో రాజనితి హోవాచేష వైరైరాత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపాస్సే తస్మాత్వగ్రైమాన్ పుష్టిమానసి 5.16.1 అథహ ఉవాచ బుడిలం అశ్వతరాశ్విం వైయాఘ్రపద్య కం త్వం ఆత్మానం ఉపాస ఇతి అప ఏవ భగవో రాజన్ ఇతి అశ్వపతి మహారాజు ఓ అశ్వతరాశ్వ మునీశ్వర కుమార బుడిల మహాశయ వైయాఘ్రపద్య, మీరు ఆత్మను ఏ ఆలంబనంతో ఉపాసిస్తున్నారు? ఏ రూపము ఆశ్రయించి ఆత్మ యొక్క సమగ్రమును సమీపంచ యత్నిస్తున్నారు? బుడిలముని, నేను జలదేవతను భగవానుని స్వరూపంగా భావించి వైశ్వానరుపాసన చేస్తున్నాను. హ ఉవాచ ఏష వై రయః ఆత్మా వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాస్సే తస్మాత్వగ్ రయమాన్ పుష్టిమాన్ అసి. అశ్వపతి మహారాజు, మీరు ఆపహ జలమును ఆత్మోపాసన కొరకే ఉపాసించటము రయవైశ్వానరాత్మోపాసన అని అంటూ ఉంటారు. జలము నుండి పంటలు, వాటి నుండి ధనధాన్య సంపద లభిస్తాయి, కనుక మీరు శరీర పుష్టిని పొందుచున్నారు. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చసం కులే యాయేతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే బస్తిస్త్వేష ఆత్మనైతి హోవాచ బస్తిస్తే వ్యభేత్స్యద్యన్మా నాగమిష్య ఇతి 5.16.2 ఇతి షోడశః ఖండః 2. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులే యాయేతం ఏవ ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే బస్తిస్త్వ ఏష ఆత్మనైతి. అన్నమును సమృద్ధిగా పొందగలరు, అంతా ప్రియంగా ఉండగలదు, బ్రహ్మవర్చస్సు పొందగలరు? మీ కులము వంశము లోనివారు ఆహారము బ్రహ్మవర్చస్సు చక్కగా పొందగలరు? అయితే అట్టి జలమును ఉపాసించటమనేది వైశ్వానరాత్మ యొక్క మూత్రాశయ అంశము ఉపాసించటము వంటిది. హౌవాచ బస్తిస్తే వ్యభేత్స్యత్ యత్ మాం నాగమిష్య ఇతి. మీరు నా వద్దకు వచ్చి ఉండకపోతే మూత్రాశయము పగిలి ఉండేదే. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే షోడశః ఖండః 5-17. పంచమ ప్రపాఠకః సప్తదశ ఖండము భూమి వైశ్వానరుపాసన. అథ హోవాచోద్దాలకమారునిం గౌతమకం త్వమాత్మానముపస్స ఇతి పృథివీమేవ భగవో రాజన్నితి హోవాచేష వై. ప్రతిష్ఠాత్మా వైశ్వానరో యం త్వమాత్మానముపాస్సే తస్మాత్వం ప్రతిష్ఠితోసి ప్రజయా చ పశుభిశ్చ. 5.17.1. అథ ఉవాచ ఉద్దాలకం ఆరునిం గౌతమ కం త్వం ఆత్మానం ఉపాస్స ఇతి పృథివీం ఏవ భగవో రాజన్ ఇతి. అశ్వపతి మహారాజు అరుణమహర్షి పౌత్రులు పూజ్యులగు ఆరుణి మునీంద్రులవారి కుమారుడు అగు ఓ ఉద్దాలక మహర్షి. గౌతమ, మీరు ఆత్మను ఏ ఉపాయంగా రూపంగా ఉపాసిస్తున్నారు? ఉద్దాలకుడు, ఈ భూమియే ఆత్మస్వరూపము అని వైశ్వానరోపాసన చేస్తూ ఉన్నాను భగవాన్. రాజన్, హా ఉవాచ, ఏష వై ప్రతిష్ఠ ఆత్మా వైశ్వానరో యం త్వం ఆత్మానం ఉపాస్సే తస్మాత్ త్వం ప్రతిష్ఠితోసి ప్రజయా చ పశుభ్యః చ. అశ్వపతి మహారాజు, మీరు వైశ్వానరోపాసనగా భూమిని ఆత్మస్వరూపంగా భావించి ఉపాసించటము మంచిదే. అది ప్రతిష్ఠ అనబడుచున్న వైశ్వానరాత్మోపాసన. ఈ ఉపాసన చేత మీరు ప్రజా పశు సంపదచే ప్రతిష్ఠ కలిగి ఉంటారు. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవత్యస్య బ్రహ్మవర్చసం కులే యా ఏతమేవమాత్మానం వైశ్వానరముపాస్తే పాదౌ త్వేతావాత్మన ఇతి హోవాచ పాదౌ తే వ్యంలాస్యేతాం యన్మాం నాగమిష్య ఇతి. 5.17.2. ఇతి సప్తదశః ఖండః. 2. అత్స్యన్నం పశ్యసి ప్రియమత్యన్నం పశ్యతి ప్రియం భవతి అస్య బ్రహ్మవర్చసం కులేయ ఏతమేవం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే పాదౌ త్వేతావా ఆత్మన ఇతి. హ ఉవాచ, పాదౌ తే వ్యంలాస్యేతాం యత్ మాం నాగమిష్య ఇతి. ఉత్తమమైన అన్నము ఇంద్రియములకు ఆహారము పొందుచూ ప్రీతిని పొందుచూ ఉంటారు. మా వంశంలో బ్రహ్మవర్చస్సు వేంచేసినదే ఉండగలదు. ఇటువంటి ఉపాసన వైశ్వానరాత్మ యొక్క పాదములను పాదాంశను మాత్రమే మీరు ఉపాసిస్తూ ఉన్నట్లు. నా వద్దకు వచ్చి ఉండకపోతే మీ పాదములు శుష్కించి ఉండేవే. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే సప్తదశః ఖండః. 5.18. పంచమ ప్రపాఠకః అష్టాదశ ఖండము పూర్ణ వైశ్వానరాత్మోపాసన. తాన్హోవచేతే వై ఖలు యూయం పృథగవేమమాత్మానం వైశ్వానరం విద్వాంసోన్నమత్థ యస్త్వేతమేవం ప్రాదేశమాత్రమభివమానమాత్మానం వైశ్వానరముపాస్తే ససర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేష్వాత్మస్వన్నమత్తి. 5.18.1. తాన్హ ఉవాచ, ఏతే వై ఖలు యూయం పృథక్ ఇవ ఏవం ఆత్మానం వైశ్వానరం విద్వాగ్మ్ సో అన్నమత్థయస్తు ఏతం ఏవం ప్రాదేశమాత్రం అభివిమానం ఆత్మానం వైశ్వానరం ఉపాస్తే వైశ్వానరాత్మోపాసన ముఖ్య విధానము. అశ్వపతి మహారాజు, ఆ ఉద్దాలకుడు మొదలైన వైశ్వానరోపాసన లేక ఆత్మోపాసన అధ్యయనం చేయవచ్చిన వారందరితో, ఓ ఉద్దాలకుడు మొదలైన మహనీయులారా, మీరంతా కూడా వైశ్వానరాత్మను వేరువేరుగా తెలుసుకుంటూ ఉపాసన చేస్తున్నారు. అన్నమును ఆహారమును ఇంద్రియ విషములను ఆస్వాదిస్తూ ఉన్నారు. అంతటితో పరమాత్మను ఉపాసిస్తున్నాను అని తృప్తిపడుచున్నారు. పరమాత్మను ఒక్కచోట మాత్రమే ప్రాదేశమాత్రుడై ఉన్నాడనే అభినివేశము ఏముసన్తో మాత్రమే ఆరాధన చేస్తున్నారు. పరమాత్మ ఒక్క రూపంగానో ఒకచోటనే పంచభూతములలో ఒకటి మాత్రమేగానో పరిమితుడు కాదు కదా. కాబట్టి మీది పరిమితమైన ఉపాసనేగాని పూర్ణాహుతి కాదు. ససర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నమత్తి. ఆ వైశ్వానరాత్మ భగవానుడు సర్వలోకములలోనూ సర్వభూతములందు పంచభూతములందు సర్వజీవులందు వేంచేసి సర్వత్ర ప్రకాశమానులే ఉన్నారు. ఇట్టి ఉపాసన చేయవారు సమస్తము అన్నముగా, స్వానుభూతిగా, స్వస్వరూపముగా ఆస్వాదించగలరు. తస్య హవా ఏతస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాశ్చక్షుర్విశ్వరూప ప్రాణః పృథగ్వత్మాత్మా సందేహో బహులో బస్తిరేవ రయః పృథివ్యేవ పాదావురా ఏవ వేదిర్లోమాని బర్హిర్హృదయం గార్హపత్యో మనోన్వాహార్యపచన ఆస్యమాహవనీయః 5.18.2 ఇతి అష్టాదశః ఖండః. 2. తస్య హవా ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య మూర్ధ ఏవ సుతేజాః చక్షుః విశ్వరూపః ప్రాణః పృథక్వత్మా ఆత్మా సందేహో బహులో బస్త్యః ఏవ రయః పృథివీ ఏన పాదౌ ఉర ఏవ వేద్యః లోమాని బర్హ్యః హృదయం గార్హపత్యో మనో అన్వాహారి అపచన ఆస్యం ఆహవనీయః. అట్టి మన స్వస్వరూపుడే అగు వైశ్వానరాత్మ ఎట్టివాడంటే, పరమాత్మ ఎంతటివాడంటే, ఆయన మూర్ధమే శిరస్సే తేజోమయమై కనిపిస్తున్న సమస్త సుతేజస్సు. ఆ తేజస్సే ద్యులోకము స్వర్గలోకము ఆయన చక్షువులే. చూపియే ఈ సమస్త విశ్వము యొక్క రూపము ఆదిత్యుడు. ఓల్ దాట్ బీయింగ్ సీన్ ఆయన ప్రాణశక్తియే. ఈ వేర్వేరుగా కనిపించే పృథక్ మల్టిపల్ వర్తనమంతా వాయువు, ద వెపర్ అండ్ ఇట్స్ ఎర్ వెవ్యు. ఆయన శరీరమధ్య భాగమే ఈ విస్తారము సువిశాలము అగు ఆకాశము. టోటల్ స్పేస్ ఆయన మూత్రాశయమే. ఈ సమస్త జలము ఓల్ లిక్విడ్ ఆయన యొక్క పాదములే. ఈ సమస్తమైన పృథివీ ఓల్ దాట్ ఈజ్ సోలిడ్. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే అష్టాదశః ఖండః. 5.19. పంచమ ప్రపాఠకః ఏకోనవింశ ఖండము ప్రాణాయ స్వాహ. తద్యద్భక్తం ప్రథమమాగచ్చేత్ తద్ధూమియత్ సాయ్యాం ప్రథమమాహుతిం జుహ్యాత్తాం జుహ్యాత్ ప్రాణాయ స్వాహేతి ప్రాణస్తృప్యతి. 5.19.1. తద్యద్భక్తం ప్రథమం ఆగచ్చేత్ తత్ హోమియం సయాం ప్రథమాం ఆహుతిం జుహ్యాత్తాం జుహ్యాత్ ప్రాణాయ స్వాహ ఇతి ప్రాణః తృప్యతి. ప్రాణ ఆహుతులు. 1. ప్రథమ ఆహుతి ప్రాణాయ స్వాహ మొదటి హోమము. భోజనకాలములో ఏది మొదటగా లభిస్తుందో అది ప్రథమ హోమ సమర్పణగా ప్రాణాయ స్వాహ అని హోమద్రవ్యముగా భావన చేసి వైశ్వానరాజ్ఞికి లేక వైశ్వానరాత్మకు సమర్పించాలి. అప్పుడు ప్రాణము తృప్తి పొందగలదు. ప్రాణే తృప్యతి చక్షుస్తృప్యతి చక్షుషి తృప్యత్యాదిత్యస్తృప్యత్యాదిత్యే తృప్యతి ద్యౌస్తృప్యతి దివి తృప్యంత్యాం యత్కించ ద్యౌశ్చాదిత్యశ్చాధితిష్ఠతస్తృప్యతి తస్యాను తృప్తిం తృప్యతి ప్రజయా పశుభిరన్నాద్యేన తేజస బ్రహ్మవచ్చసేనేతి. 5.19.2 ఇతి ఏకోనవింశః ఖండః. 2. ప్రాణే తృప్యతి చక్షుః తృప్యతి చక్షుషి తృప్యతి ఆదిత్యః తృప్యతి ఆదిత్యే తృప్యతి ద్యౌః తృప్యతి దివి తృప్యంత్యాం. ఎప్పుడైతే పంచప్రాణములలో మొదటదైనట్టి వైశ్వానర తేజో ప్రథమరూపమగు ప్రాణము తృప్తి చెందుతుందో నేత్రేంద్రియములు తృప్తి చెందుతాయి. నేత్రేంద్రియ తృప్తిచే ఆదిత్యుడు తృప్తి చెందుతారు. ఆదిత్య తృప్తిచే దేవతాలోకము ద్యులోకము తృప్తి చెందగలదు. ద్యులోక తృప్తిచే దివి ఊర్ధ్వమంతా తృప్తి పొందగలదు. యత్కిం చ ద్యోహ చ ఆదిత్యః చ అధితిష్ఠతః తత్తృప్యతి. ఏది ద్యులోకము దివ్యతత్వముల చే ఆదిత్యనిచే అధితిష్ఠితము ఓక్యుపాయిడ్ అయి ఉన్నదో అట్టి సమస్తము తృప్తి చెందగలదు. తస్య అనుతృప్తిం తృప్యతి ప్రజయ పశుభ్యః అన్నాద్యేన తేజస బ్రహ్మవచ్చసేన ఇతి. అప్పుడు సర్వ అసంతృప్తులు తొలగిపోయినవై తృప్తిచేత తృప్తి పొందగలము. ఇట్టి ప్రాణాయ స్వాహ అంటూ మొదట లభించిన అన్నమును ప్రాణాహుతిగా సమర్పించుటలో అంతరార్థము ఎరిగి ఆచరించువాడు ప్రజలు పశుసంపద అన్నము సమృద్ధిగా శ్రేయోదాయకంగా పొందుచు బ్రహ్మవచ్చస్సుతో అహం బ్రహ్మాస్మి అని ప్రకాశించగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే ఏకోనవింశః ఖండః. 5.20. పంచమ ప్రపాఠకః వింశఖండము అవ్యానాయ స్వాహ అథయాం ద్వితీయాం జుహ్యాత్తాం జుహ్యాద్వ్యానాయ స్వాహేతి వ్యానస్తృప్యతి. 5.20.1.1. అథయాం ద్వితీయాం జుహ్యాత్తాం జుహ్యాత్ వ్యానాయ స్వాహ ఇతి వ్యానః తృప్యతి. 2. ద్వితీయ ఆహుతి వ్యానాయ స్వాహ రెండవ హోమము ఇప్పుడు రెండవ ఆహుతిని వ్యానాయ స్వాహ అని చెప్పుచూ హోమము చేయాలి. ఈ ద్వితీయ హోమమును సర్వాత్మేశ్వరుడగు వైశ్వానరాత్మ దేవునికి సమర్పించాలి. వ్యానే తృప్యతి శ్రోత్రం తృప్యతి శ్రోత్రే తృప్యతి చంద్రమా స్తృప్యతి చంద్రమసి తృప్యతి దిశస్తృప్యంతి దిక్షు తృప్యంతీషియత్కించ దిశశ్చ చంద్రమాశ్చాధితిష్ఠంతి తతృప్యతి తస్యాను తృప్తిం తృప్యతి ప్రజయ పశుభిరన్నాద్యేన తేజస బ్రహ్మవచ్చసెనితి 5:20.2 ఇతి వింశః ఖండః. 2. వ్యానే తృప్యతి శ్రోత్రం తృప్యతి శ్రోత్రే తృప్యతి చంద్రమాః తృప్యతి చంద్రమసి తృప్యతి దిశః తృప్యంతి దిక్షు తృప్త్యంతిషు యత్కిం చ దిశశ్చ చంద్రమాశ్చ అధితిష్ఠంతి తతృప్యతి తస్సాను తృప్తిం తృప్యతి ప్రజయ పశుభ్యః అన్నాద్యేన తేజస బ్రహ్మవచ్చసేన ఇతి. అట్టి వ్యానాయ స్వాహ అంటూ ఆహుతిని హోమము చేయుచుండగా వ్యానవాయువు తృప్తి చెందగలదు. వ్యానవాయు తృప్తిచే శ్రోత్రేంద్రియము వినికిడి తృప్తి చెందగలదు. తృప్తి పొందిన శ్రోత్రేంద్రియము చెవి చే చంద్రుడు తృప్తి చెందగలడు. చంద్రమసి తృప్తిచే దిక్కులన్నీ తృప్తి చెందగలవు. దిక్కుల తృప్తిచే ఈ దిక్కులకు చంద్రునికి ఆధారమయ్యున్న సమస్తము తృప్తి చెందగలదు. అప్పుడు అసంతృప్తి తొలగి అనుతృప్తి ఆత్మతృప్తి తృప్తి పొందగలదు. అట్టి అపానయ స్వాహ రూపమగు రెండవ ఆహుతి హోమ విధానము తత్వము ఎరిగినవాడు ప్రజా మిత్రులు కుటుంబ సభ్యులు సంపద పశు సంపద అన్నము బ్రహ్మవర్చస్సులతో ప్రకాశించగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే వింశః ఖండః 5:21. పంచమ ప్రపాఠకః ఏకవింశఖండము అపానాయ స్వాహ అథయాం తృతీయాం జుహ్యాత్తాం జుహ్యాదపానాయ స్వాహిత్యపానస్తృప్యతి 5:21.1 అథయాం తృతీయాం జుహ్యాత్తాం జుహ్యాత్ అపానాయ స్వాహ ఇతి అపానః తృప్యతి. 3. తృతీయ ఆహుతి ఆపానాయ స్వాహ తృతీయ హోమము ఆ తరువాత అపానాయ స్వాహ అంటూ అపాన ప్రాణమునకు మూడవ ఆహుతి హోమము చేయాలి. అప్పుడు అపాన వాయువు తృప్తి పొందగలదు. అపానే తృప్యతి వాక్తృప్యతి వాచి తృప్యంత్యామగ్నిస్తృప్యత్యగ్నౌ తృప్యతి పృథివీ తృప్యతి పృథివ్యాం తృప్యంత్యాం యత్కించ పృథివీ చాగ్నిశ్చాధితిష్ఠతస్తృప్యతి తస్యాను తృప్తిం తృప్యతి ప్రజయ పశుభిరన్నాద్యేన తేజస బ్రహ్మవచ్చసెనేతి 5:21.2 ఇతి ఏకవింశః ఖండః. 2. అపానే తృప్యతి వాక్తృప్యతి వాచి తృప్యంత్యాం అగ్నేః తృప్యతి అగ్నౌ తృప్యతి పృథివీ తృప్యతి అపానవాయు తృప్తిచే వాక్కు తృప్తి చెందగలదు. వాక్తృప్తిచే అగ్ని తృప్తి పొందుతుంది. అగ్ని తృప్తిచే పృథివీ తృప్తి చెందుతుంది. పృథివ్యాం తృప్యంత్యాం యత్కించ పృథివీ చ అగ్నిశ్చ అధితిష్ఠతః తత్తృప్యతి. పృథివీ తృప్తిచే అట్టి పృథివికి అగ్నికి అధిష్టానము అయినట్టిది ఆత్మ తృప్తి చెందగలదు. తస్య అనుతృప్తిం తృప్యతి ప్రజయా పశుభ్యః అన్నాత్ ఏన తేజస బ్రహ్మవచ్చసెన ఇతి. అట్టి అనుతృప్తి ఆత్మతృప్తి చే తృప్తి సిద్ధించుకున్నవాడు ప్రజప్సున్న బ్రహ్మ తేజస్సులను పొందగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే ఏకవింశః ఖండః 5:22. పంచమ ప్రపాఠకః ద్వావింశఖండము సమానాయ స్వాహ అథయాం చతుర్థీం జుహ్యాత్తాం జుహ్యాత్ సమానాయ స్వాహేతి సమానస్తృప్యతి 5:22.1 అథయాం చతుర్థీం జుహ్యాత్తాం జుహ్యాత్ సమానాయ స్వాహ ఇతి సమానః తృప్యతి. 4. చతుర్థ ఆహుతి సమానాయ స్వాహ నాలుగవ హోమము ఇప్పుడిక నాలుగవ ఆహారమును ఆహుతిని సమానాయ స్వాహ అని చెప్పుచూ సమానవాయువు కొరకే హోమము చేయాలి. అప్పుడు సమానవాయువు తృప్తి చెందగలదు. సమానే తృప్యతి మనస్తృప్యతి మనసి తృప్యతి పర్జన్యస్తృప్యతి పర్జన్యే తృప్యతి విద్యుత్తృప్యతి విద్యుతి తృప్యంత్యాం యత్కించ విద్యుచ్చ పర్జన్యశ్చాధితిష్ఠతస్తృప్యతి తస్యను తృప్తిం తృప్యతి ప్రజయా పశుభిరన్నాద్యేన తేజస బ్రహ్మవర్చసెనితి 5:22.2 ఇతి ద్వావింశః ఖండః. 2. సమానే తృప్యతి మనః తృప్యతి మనసి తృప్యతి పర్జన్యః తృప్యతి పర్జన్యే తృప్యతి విద్యుత్ తృప్యతి. సమాన ప్రాణము తృప్తి చెందటంచేత మనస్సు తృప్తి చెందుతుంది. మనోతృప్తి చేత పర్జన్యుడు వర్షదేవత తృప్తి చెందగలరు. పర్జన్య తృప్తి చేత విద్యుత్ తేజస్సు కాంతి తృప్తి చెందగలదు. విద్యుతి తృప్యంత్యాం యత్కించ విద్యుచ్చ పర్జన్యశ్చ అధితిష్ఠతః తత్తృప్యతి తస్య అనుతృప్తిం తృప్యతి. విద్యుత్ తృప్తి చేతాత్ అట్టి పర్జన్యునికి వర్షమునకు విద్యుత్తుకు కాంతికి అధిష్ఠానము రూట్ అయి ఉన్న అధిష్ఠానమగు ఆత్మ తృప్తి చెందగలదు. అనుతృప్తి తృప్తి పొందగలదు. ప్రజయ పశుభ్యః అన్నాద్యేన తేజస బ్రహ్మవర్చసేన ఇతి. అనుతృప్తిచే అధిష్ఠానము యొక్క తృప్తిచే అట్టి హోమము చేయువానికి సత్సంతానము పశుసంపద అన్నము బ్రహ్మతేజస్సు స్వాభావికంగానే లభిస్తాయి. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే ద్వావింశః ఖండః 5-23. పంచమ ప్రపాఠకః త్రయోవింశ ఖండము ఉదానాయ స్వాహ. అథయాం పంచమీం జుహ్యాత్తాం జుహ్యాదుదానాయ స్వాహేత్యదానస్తృప్యతి 5-23.1.1. అథయాం పంచమీం జుహ్యాత్తాం జుహ్యాత్ ఉదానాయ స్వాహ ఇతి ఉదానః తృప్యతి. 5. పంచమ ఆహుతి ఉదానాయ స్వాహ. 5వ హోమము ఇప్పుడిక ఉదానాయ స్వాహ అను మంత్రము పలుకుచు వైశ్వానరాత్మకు 5వ ఆహుతి సమర్పించాలి. అప్పుడు ఉదాన ప్రాణము తృప్తి చెందగలదు. ఉదానే తృప్యతి త్వక్తృప్యతి త్వచి తృప్యంత్యాం వాయుస్తృప్యతి వాయో తృప్యత్యాకాశస్తృప్యత్యాకాశే తృప్యతి యత్కించ వాయుశ్చాకాశ్చాధితిష్ఠతస్తృప్యతి తస్యను తృప్తిం తృప్యతి ప్రజయ పశుభిరన్నాద్యేన తేజస బ్రహ్మవర్చసేన 5:23. ఇతి త్రయోవింశః ఖండః 2. ఉదానే తృప్యతి త్వక్తృప్యతి త్వచి తృప్యంత్యాం వాయుః తృప్యతి వాయో తృప్యత్య ఆకాశః తృప్యతి. ఉదాన ప్రాణతృప్తిచే అచర్మము తృప్తి చెందగలదు. చర్మము యొక్క తృప్తిచే వాయువు తృప్తి పొందుతోంది. వాయుతృప్తిచే ఆకాశము తృప్తి పొందగలదు. ఆకాశే తృప్యతి యత్కించ వాయుశ్చ ఆకాశశ్చ అధితిష్ఠతః తత్తృప్యతి. ఆకాశతృప్తిచే ఆకాశమునకు వాయువుకు కూడా అధిష్ఠానము అయినట్టిది ఆత్మా తృప్తి చెందగలదు. తస్య అనుతృప్తిం తృప్యతి. ప్రజయ పశుభ్యః అన్నాద్యేన తేజస బ్రహ్మవర్చసేన ఇతి. అప్పుడు అనుతృప్తిరూపంగా సమస్తము తృప్తి చెందగలదు. అట్టి హోమము చేయువాడు ప్రజలను పశువులను అన్నమును సమృద్ధిగా పొందగలడు. అట్టి పవిత్రమగు అన్నముచే బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తూ సంతృప్తుడై ఉండగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ పంచమాధ్యాయే త్రయోవింశః ఖండః 5:24. పంచమ ప్రపాఠకః చతుర్వింశ ఖండము వైశ్వానర పంచ ఆహుతి సమర్పణ ఫలము. సయ ఇదమవిద్వాగ్నిహోత్రం జుహోతి యథాంగారనపోహ్య భస్మని జుహ్యాత్తాదృక్తత్స్యాత్. 5:24.1.1. సయ ఇదం అవిద్వాన్ అగ్నిహోత్రం జుహోతి యథా అంగారాన్ అపోహ్య భస్మని జుహ్యాత్ తాదృక్ తత్స్యాత్. అశ్వపతి మహారాజు, ఓ ఉద్దాలకాది మహనీయులారా, మనం వైశ్వానరాత్మ పంచప్రాణాహుతుల గురించి చెప్పుకున్నాం కదా. ఇట్టి వైశ్వానరాత్మ విజ్ఞానమును అభ్యసించకుండా అగ్నిహోత్రము చేస్తే యజ్ఞము యాగము హోమము మొదలైనవి నిప్పులే లేని బూడిదలో హోమము చేయు విధంగా వ్యర్థమే అవుతుంది. అథయ ఏతదేవం విద్వానగ్నిహోత్రం జుహోతి తస్య సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేష్వాత్మసు హుతం భవతి. 5:24.2.2. అథయ ఏతత్ ఏవం విద్వాన్ అగ్నిహోత్రం జుహోతి తస్య సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు హుతం భవతి. వైశ్వానరాత్మ పంచ ప్రాణహుతులు ఎరిగి అగ్నిహోత్రము ప్రారంభించి హోమము చేయటంచేత సర్వాలోకములకు సర్వజీవులకు సర్వుల ఆత్మకు ఆహుతులు సమర్పించి హోమము చేసిన ప్రయోజనము హుతము చేసిన ఫలము లభించగలదు. తద్యథేషికాతులమగ్నౌ ప్రోతం ప్రదూయతైవ ఘాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే య ఏతదేవం విద్వానగ్నిహోత్రం జుహోతి. 5:24.3. 3. తత్యథా ఈషికాతులం అగ్నౌ ప్రోతం ప్రదూయేత్ ఏవం హాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే య ఏతత్ ఏవం విద్వాన్ అగ్నిహోత్రం జుహోతి. ఎవ్వరు వైశ్వానర పంచ ఆహుతి సమర్పణ హోమ విధానము పై విధంగా అంతరార్థపూర్వకంగా ఎరిగి మననం చేస్తూ పంచాహుతులను సమర్పించి అటుపై యజ్ఞము క్రతువు హోమము ప్రారంభిస్తారో వారి యొక్క పాపములన్నీ అగ్నిలో వ్రేల్చబడుచున్న ముంజగడ్డి చివరలవలే సలసల కాలిబూడిద అయిపోగలవు. తినే ఆహారమును హోమము చేయు భావనతో భావించువాడు సర్వలోకములందు హుతం చేసిన ప్రయోజనము పొందగలడు. తస్మాదు హైవం విద్యద్యపి చండాలయోచ్ఛిష్టం ప్రచ్ఛేదాత్మని హైవాస్య తద్వైశ్వానరే హుతం స్యాదితి తదేశ శ్లోక 5:24.4.4 తస్మాదు హ ఏవం విత్యద్యపి చండాలాయ ఉచ్ఛిష్టం ప్రయచ్ఛేత్ ఆత్మని హ ఏవ అస్య తత్ వైశ్వానరే హుతం స్యాత్ ఇతి తత్ ఏష శ్లోక. పంచహోమములు ఎరిగి అగ్నికార్యము తదితర కార్యక్రమములు నిర్వర్తించువారు ఇతరులను హింసించు స్వభావము గల చండాలునికి తెలిసికూడా దానము చేసిన పాపము కూడా తొలగగలవు. ముందుగా వైశ్వానరాహుతి తెలిసి మనస్సుతో నిర్వర్తిస్తూ భుజించువారు యజ్ఞహోమములు చేయువారి వలనే అన్ని దోషములన్నీ తొలగించుకోగలరు. ఈ విధంగా శ్లోకించబడుతోంది, యథేహ క్షుధిత బాలా మాతరం పర్యుపాసత ఏవం సర్వాణి భూతాన్యగ్నిహోత్రముపాసత ఇత్యగ్నిహోత్రముపాసత ఇతి 5:24.5 ఇతి 4వ ఖండః ఇతి 5వ అధ్యాయః 5. యథా ఇహ క్షుధిత బాలా మాతరం పర్యుపాసతే ఏవం సర్వాణి భూతాని అగ్నిహోత్రం ఉపాసత ఇతి అగ్నిహోత్రం ఉపాసత ఇతి ఆకలిగున్న పసిబిడ్డలు తల్లిని రావాలి అని కోరుకొంటూ తల్లి చుట్టూ చేరి బ్రతిమలాడుతూ ఉపాసిస్తారు చూచారా. ఆ విధంగా యజ్ఞ యాగ క్రతు హోమ సందర్భములలో యజ్ఞకర్త మొదలైన వారంతా అగ్నిహోత్రమును ఉపాసించాలి, ఉపాసించెదరుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ 5వ అధ్యాయే 4వ ఖండః ఇతి ఛాందోగ్యోపనిషది 5వ అధ్యాయః సమాప్తః.